విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శివాయ గురవే నమః. శ్రీ శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. గురుస్వరూపమైన సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ బ్రహ్మసూత్ర శంకర భాష్య ప్రవచన మహాయజ్ఞంలో ఈరోజు మూడవ రోజుకు చేరుకున్నాం. నిన్నటి రోజున ప్రథమ సూత్రానికి శంకరుల వారు ఇచ్చినటువంటి భాష్యాలు, వాటిలో ఉన్నటువంటి విశేషాలు చాలా మేరకు మనం చెప్పుకున్నాం. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, ఇది ప్రథమ సూత్రం. అథ అతహ బ్రహ్మ జిజ్ఞాస, మూడు పదములు ఉన్నాయి ఇందులో. అధికారము పొందిన తర్వాత అందువలన అంటే అత్యంతిక శాంతికి మరి ఏ మార్గాంతరములు లేనందువలన అని అర్థం. అత్యంతిక శాంతి అంటే దుఃఖము సమూలముగా నశించుటకు, అంటే అజ్ఞానము సమూలముగా నశించుటకు గాను మరి ఏ మార్గాంతరములు లేనందువలన ఈ బ్రహ్మ జిజ్ఞాస అని, అంటే బ్రహ్మ విచారణ, బ్రహ్మ విచారణ చెయ్యాలి అని. ఇది అంశం. జిజ్ఞాస అనే మాట ఇక్కడ వచ్చింది. జిజ్ఞాస అనే మాటకి జ్ఞాతుం ఇచ్చా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. ఇది కుతూహలం కింద తీసుకోకూడదు. జిజ్ఞాస అనే శబ్దం చాలా విశేషం. సాధారణంగా ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే ఏం జరిగిందా అని 10 మంది మూగుతారు. వీడు వెళ్ళి అక్కడ చేసేది ఏమీ లేదు, కుతూహలం అంటాం దాన్ని. దాన్ని జిజ్ఞాస అంటామా? అలాంటి జిజ్ఞాస ఇది. ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడికైనా వచ్చామా. కనుక దానికి దీనికి తేడా ఉంది, కుతూహలం వేరు జిజ్ఞాస వేరు. అందుకే అతహ అధ అనగానే దాని యందు పరిపూర్ణమైనటువంటి నిష్టతో కూడి ఇక్కడ సిద్ధపడ్డాం. ఆ సంసిద్ధతనే మనకి అథ అతహ చెప్పింది. ఇప్పుడు జిజ్ఞాసలో ప్రవేశించాం. జిజ్ఞాస అనే మాట చాలా చిత్రమైనటువంటిది, ముఖ్యంగా వేదాంతమే చాలా చిత్రం. మనకేంటంటే ఒకటి గట్టిగా పట్టుకున్నప్పుడు, దానిలోంచి వెళుతున్నప్పుడు ఇంతవరకు మనం సంప్రదాయం అనుకుంటున్నవి, నమ్మకం అనుకుంటున్నవి కదిలిపోతున్నాయేమో అని ఒక బెరుకు, ఒక బెంగ కూడా కలుగుతుంది. దానితో ఈ మార్గం పట్ల ఒక భయం కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఇది చూస్తుంటే ఒక నిర్గుణమై నిరాకారమై నిర్వికారమైనటువంటి బ్రహ్మమును తెలియజేస్తున్నది. మేము సగుణముగా సాకారముగా ఉన్న భగవంతునిపై ఒక ప్రీతిని భక్తిని ఏర్పరచుకుని ఇంతవరకు ఉపాసిస్తున్నాం, అంటే ఇంతవరకు చేసిన తప్ప అని ఒక భావం తప్పకుండా కలుగుతూ ఉంటుంది. కానీ అలాంటి భావం కలగడం తప్పు అని మాత్రం చెప్తున్నాను. ఎందుకంటే నేను రాగానే ఒక శ్రద్ధాళు అడిగిన ప్రశ్న వల్ల ఆ స్పందనతోనే వాళ్ళు దీనిలో ప్రవేశిస్తున్నాం. ఎందుకంటే మనం ఊరికి అక్కడేం చెప్పారో ఇక్కడ చెప్పుకోవడం కాదు, అలాగని అక్కడ వదిలేసింది ఇక్కడ చెప్పడం అంతకంటే కాదు. కానీ ఒక సాధన మార్గంలో వెళుతున్నప్పుడు ఏ ఏ అడ్డంకులు ఎదురవుతాయో వాటిని మనం వీలైనంత పరిహరించుకుంటూ విషయంలోకి ప్రవేశిద్దాం అని. ఎప్పుడూ కూడా భక్తి మార్గం, జ్ఞాన మార్గం రెండు పరస్పర విరుద్ధములు అనుకోవద్దు. మనకి నామరూపాల అధ్యాస ఉన్నంత వరకు కూడా బ్రహ్మమును కూడా నామరూపములుగా చూడాలి, చూడవచ్చు. ఇందులో దోషమేమీ లేదు, ఇది సాధనాపరంగా నేను చెప్తున్నాను. ఇది జ్ఞాన మార్గంలో ఎంత మేరకు సమర్థిస్తారంటే ఈ సమర్థనలు పాండిత్యాలు కాదు, ముందు సాధకుడికి కావలసిన సాంత్వనమైనటువంటి విషయం కావాలి కదా. మనకి నామరూపాల అధ్యాస ఉన్నంత వరకు భగవాన్ని నామరూపాలతో ఆరాధించడం తప్పులేదు. ఈ ప్రవచనాలకు ప్రారంభంలో మనం 3 రోజుల పాటు దేవస్థానం వారి ఆధ్వర్యంలో భక్తి వైభవం చెప్పుకున్నాం. అది వేరు ఇది వేరు అనుకోవద్దు, అది శ్రద్ధగా వింటే దీనికి అది పునాది అని తెలుస్తుంది స్పష్టంగా. దీని దానికి పునాది అది, అది గట్టిగా పట్టుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ధన్యులమే, లేదా అందరూ సారాంశమైన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేయడం జరుగుతున్నది. ఎప్పుడైతే మనం నామరూపాల అధ్యాసలో ఉంటూ బ్రహ్మమును కూడా నామరూపాలతో చూసామో, ఇప్పుడు నేను బ్రహ్మమును బ్రహ్మమును అన్నానే, మరి బ్రహ్మం అనేది నామం కాదా? ఒక్కసారి గట్టిగా ఆలోచిస్తే అక్కడే దొరుకుతుంది. బ్రహ్మము గురించి జిజ్ఞాస అన్నప్పుడు బ్రహ్మం అనేది నామం కాదా? కాదా, నామమే కదా, నామం అయితేనే తెలుసుకుంటున్నాం. మరి బ్రహ్మం అనేది నామమైనప్పుడు మరి దాన్ని ఆధారంగా చేసుకుని దాన్ని తెలుసుకుంటున్నాం కదా, కనుక తెలుసుకునే వరకు దాని అవసరం ఉంది కదా. అయితే ఆ నామము, ఆ రూపము, వీటి గురించి ఉపాసనాపరంగా భక్తిపరంగా చెప్తే దివ్యనామ దివ్య రూపాలు అంటారు. ఇది తేడా, రెండుగా అది తేడా అనమాట. మనకున్న అధ్యాసాత్మకమైన భ్రాంతి మూలకమైన నామరూపాల విషయం వేరు, ఉపాస్యమైనటువంటి భగవాన్ని యొక్క నామరూపములు వేరు. అదొక పెద్ద శాస్త్రం, అది రెండింటి కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పబడుతున్నది, జిజ్ఞాస అనే మాట ఎత్తుతూ ఈ ప్రసక్తి ఎందుకు చెప్పానంటే, జిజ్ఞాస కలవారిని, జ్ఞానము కలవారిని కూడా భగవానుడు భక్తులుగా పేర్కొన్నాడు. అందుకని ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళలేదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నావు. బ్రహ్మ జిజ్ఞాస అన్నాడు కదా, ఒకసారి గీతల వాక్యానికి వెళ్ళండి. గీత కూడా ఇదే సబ్జెక్ట్ చెప్పడానికి పుట్టింది, అందుకే దానికి ప్రస్థానత్రయంలో ప్రధాన స్థానం ఉన్నది కదా. గీతలో ఏమంటున్నాడు స్వామి, భక్తితో తరించిపోతారని చెప్తూ ఇంకో మాట అన్నాడు, చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. దీనికి మనం సాధారణంగా చెప్పుకునే అర్థం, చెప్పుకోవలసిన అర్థం ఒకటే, ఏమిటి, ఆర్తభక్తులు, జిజ్ఞాస భక్తులు, అర్థార్థ భక్తులు, జ్ఞానభక్తులు, 4 రకాలుగా ఉంటారు అని చెప్పుకున్నాం. కానీ కృష్ణ హృదయం అసలుది పట్టుకోవడానికి ఇక్కడ దానితో అనుబంధం చేసుకుంటూ ఆర్తభక్తులు, జిజ్ఞాస భక్తులు ఒక్కొక్క స్టేజ్, ఒక్కొక్క రకమైన వారు అని క్లాసిఫికేషన్ కింద కాకుండా ఇందులో మరొక భావాన్ని కూడా మనం గ్రహించడానికి ప్రయత్నిద్దాం. బ్రహ్మమును పట్టుకునే ప్రయత్నం, బ్రహ్మమును ఆశ్రయించే ప్రయత్నం, బ్రహ్మముని చేరుకునే ప్రయత్నమే కదండి భక్తైనా జ్ఞానమైనా, ఇది ఒప్పుకుంటాం కదా. బ్రహ్మమును, బ్రహ్మము అంటే అన్నిటికంటే ఉత్కృష్టమై, నిన్న నిర్వచనం చెప్పుకున్నాం, నిత్య శుద్ధ బుద్ధ ముక్త సర్వజ్ఞ సర్వశక్తిమత్వ. మనం ఆరాధించే భగవాన్ని అభావంతో తప్ప ఇంకో భావంతో చూస్తున్నాం అంతే కదా. సత్తామాత్ర శరీరం సత్య జ్ఞానం అనంతం నిత్యం అనాకాశం పరమాకాశం అని ఇదే శంకరులు ఎందుకన్నారు అక్కడ మరి? ఆ సత్య జ్ఞానం అనంతమే కదా బ్రహ్మం యొక్క స్వరూపము, ఆ స్వరూపాన్నే అక్కడ గోవింద గోవింద అని అన్నారు కదా ఆయన. ఇక్కడ బ్రహ్మమునికి ఎంత విలువ ఉన్నదో అక్కడ గోవిందకు అంతే విలువ ఉన్నది, ఇంకోటి శివ విష్ణువులకు అంతే విలువ ఉన్నది. అందుకే ఇక్కడ వాటి మనం కలత పడినక్కర్లేదు. ఇక్కడ చూడండి ఆర్త జిజ్ఞాస, ఆ విషయాన్ని ఇక్కడ ఎలా అందించుకుందామో చూద్దాం. ఆర్తి, ఆర్తి అంటే వేదన. దేని గురించి వేదన అంటే ఆ బ్రహ్మమును తెలుసుకోవాలని వేదన పడుతున్నాడు. వేదన లేనిది ఏదైనా దొరుకుతుందా అండి? ఆ వేదన రావాలి. కనుక ఇవన్నీ ఒకే దారికి తీసుకొచ్చేద్దాం. ఆర్తుల్ని ఒక దగ్గర, వీళ్ళ దగ్గర, మనం ఆర్తుల్లో కూర్చుందామా జిజ్ఞాసువుల్లో కూర్చుందామా వద్దు, అన్నీ మనకే తెచ్చేసుకుందాం. ఆర్తి ఉండాలి. ఏ ఆర్తి? ఆ బ్రహ్మమును తెలుసుకోవాలనో కలుసుకోవాలనో చేరుకోవాలనో ఏదో అది, ఆ ఆర్తి కావాలి. ఆ ఆర్తితో ముందు ఆశ్రయించాలి, దాని తర్వాత వస్తుంది జిజ్ఞాస. ఆర్తి లేని వాడికి జిజ్ఞాస ఏముందండి? ఆర్తున్న వాడికే జిజ్ఞాస ఉంటుంది. ఎవడికి అవసరం అనిపిస్తుందో వాడికి ఆర్తి ఉంటుంది. ఆర్తున్నవాడు కష్టపడి తెలుసుకుంటాడు. ఆర్తి లేని వాడిని తెచ్చి కూర్చోబెడితే వాడు సరిగ్గా తెలుసుకోలేడు సరికదా, వెర్రిమోరి ప్రశ్నలు వేస్తూ కాలక్షేపం చేసుకుంటాడు. ఎదురుగా వేయకపోయినా లోపల వేసుకునైనా కన్ఫ్యూజన్ గొరుగుతాడు. ఎందుకంటే వాడికి ఆర్తి. చూడండి, రోగంతో ఉన్నవాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు రాబిన్ చెప్పుకుంటాడు, ఆర్తి తొందరగా పోవడం కోసం మందు తెచ్చుకుంటాడు, వేసుకుంటాడు. అదే కాలక్షేపంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందుల గురించి డిస్కస్ చేసుకుంటూ కూర్చునే వాడికి ఉన్నది వాడికి తప్పనే ఉండదు. వాడికి ఆర్తి లేదు, వాడికి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఏం ప్రయోజనం అంటే వాడికి ఆర్తి ధరించాలనే తపన కనుక అది ఉండాలి. ఆర్తి తర్వాత ఎవరో ఏ భక్తులు చెప్పాడైనా, కనుక ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆర్తభక్తులమే. భగవంతుడిని కావాలని పట్టుకున్న వాళ్ళు ఆర్తభక్తులు. ఆ ఆర్తితో జిజ్ఞాస ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన, ఆర్తి ఉంటేనే అది వస్తుంది జిజ్ఞాస. ఇప్పుడు ఈ జిజ్ఞాసకు వచ్చేసాం, బ్రహ్మం గురించి తెలుసుకోవాలని జిజ్ఞాస, ఇంకా జ్ఞాని దాకా వెళ్ళలేదండి, జిజ్ఞాసకు వచ్చాం. దాని తర్వాత అర్థార్థి. ఈ జిజ్ఞాస తర్వాత తెలుసుకోవాలనే కోరికతో ఆ ప్రయోజనము ఏ అర్థము ఇప్పుడు కావాలి మనకు అర్థం అంటే ఇక్కడ డబ్బు సంపాదన అనేటువంటి లౌకికమైన డెఫినేషన్ వదిలేద్దాం. ఎందుకంటే శంకరులే అనర్థం అని ఒక మాట అక్కడ అన్నారు కదా. అనర్థం అంటే డబ్బు లేకపోవడం ఉద్దేశం దాన్ని వాడలేదు కదా. అనర్థం ఏ ఉద్దేశంలో వాడారో అక్కడ అర్థాన్ని ఇక్కడ తెచ్చుకుందాం. ఏ అర్థం లేకపోవడాన్ని అని అర్థం అన్నారో ఆ అర్థాన్ని ఇక్కడ అర్థం చేసుకుందాం మనం. ఏమిటి అర్థం? అర్థం అంటే పరమ ప్రయోజనం, పరమార్థం అని అర్థం అన్నమాట ఇక్కడ. కనుక అర్థ జిజ్ఞాస తర్వాత ఏంటి, పరమార్థాన్ని అర్థించేవాడు అర్థార్థి. జిజ్ఞాస ఊరికనే తెలుసుకోవాలని ఇచ్చతో కూర్చుంటే లాభం లేదండి, పరమార్థాన్ని అర్థించుతూ కూర్చోవాలి. ఆ పరమార్థమే నాకు కావాలి, అదే నాకు లక్ష్యం అనేటువంటి స్థితి కావాలి. అందుకని అన్నీ చేస్తున్నాను అందులో ఇది ఒక భాగం అంటే లాభం లేదు, తదేకం అది అర్థార్థి. అలా అయిన తర్వాత వాడు జ్ఞాని అవుతాడు. జ్ఞాని అయ్యాక ఇంకేమవుతాడు? మరేం లేదు, అది అల్టిమేట్ అనమాట. కనుక అర్థ జిజ్ఞాస అర్థార్థి జ్ఞాని అంటే అది స్థితి. కనుక ఇక్కడ జిజ్ఞాస వచ్చింది గనక ఇది ఇంకా మొదట చెప్పాడు. ఇక్కడ దానికి ముందు అర్థ ఇత్యాది లక్షణాలన్నీ కూడా సాధన చతుష్టయ సంపద అథాతహలోకి వెళ్ళిపోయాయి మనకి. ఇప్పుడు జిజ్ఞాసలోకి చేరుకున్నాం. ఈ జిజ్ఞాస బలంగా అర్థార్థిగా కూర్చుంటే ఇక జ్ఞానం పొందడమే తర్వాత. జ్ఞానం పొందాక జ్ఞానం వల్ల మోక్షం కాదు, జ్ఞానమే మోక్షం. ఇది గుర్తుపెట్టుకోండి, జ్ఞానమే మోక్షం అని చెప్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ మనకి ఇంతవరకు మనం అనుకున్నటువంటి సగుణ బ్రహ్మ ఉపాసనాదుల్ని ఏమి తృణీకరించలేదు బ్రహ్మసూత్రములు. చాలామంది ఆ ఏకాగ్రతో ఏదో ఇక్కడ మిస్ అయ్యి పదులు జారిపోతారు. జారిపోయి ఈ అద్వైతాన్ని నిర్గుణవాదం కింద తీసుకుని మేము సగుణవాదం అది నిర్గుణవాదం వాళ్ళది మాయావాదం మాదది కాదు అనుకుంటారు. కానీ కొంచెం నిదానంగా పరిశీలిస్తే అని ఏమి తృణీకరించలేదు. దేవతలకి శరీరాలు ఉంటాయని, బ్రహ్మం సగుణముగా కూడా ఉపాసించబడతాడని, ఏ స్థాయిలో ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా చెప్పారు శంకరులు. సమన్వయించుకోవాలి కానీ అసలైన పరిపూర్ణమైన బ్రహ్మం యొక్క స్వరూపం మాత్రం అదే, అది ఎవరైనా ఒప్పుకుంటారు. ఉదాహరణకి సర్వవ్యాపకము పరమాత్మ అని ఒప్పుకోని వారెవరో చెప్పండి. సగుణ బ్రహ్మవాదులైనా నిర్గుణ బ్రహ్మవాదులైనా ఈ మాట ఒప్పుకుంటారా లేదా? సర్వవ్యాపకుని ఒప్పుకుంటామా? మరి సర్వవ్యాపకము అని ఒప్పుకున్నప్పుడు అంతటా ఉన్నాడు అన్నప్పుడు కాదండి ఇక్కడ లేడు అని అంటే ఆయన యొక్క వ్యాపకత్వానికి భంగం ఏర్పడిందా లేదా? కనుకనే మన జ్ఞానం వల్ల మన భక్తి మరింత స్పష్టమవుతుందే తప్ప దెబ్బతినదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మాది భక్తి మార్గం అండి, అదంతా జ్ఞాన మార్గం అండి అని తప్పించుకోవద్దు. భక్తిని బలపరుచుకోవడానికి ఇది పనికొస్తుంది. అందుకే జ్ఞాన భక్తుడని జ్ఞానికి కూడా భక్తుల్లో స్థానం పెట్టాడు స్వామి. పెట్టి తేషాం జ్ఞాని మమ ప్రియ, నలుగురిలో వాట ప్రీతి పాత్ర. కనుక ఆయనకు ప్రీతిపాత్రుడైన భక్తుల వాళ్ళని ఎవడికి ఉండదండి? అది మనం ఆలోచించుకుంటే సరిపోతుంది, అర్థం చేసుకుని అర్థం చేసుకోవాలి. మరొక్క విషయం ఇక్కడే చెప్తున్నాను, భక్తిని మార్గంగాను భక్తిని యోగంగాను భగవద్గీత కూడా చెప్పలేదు. చెప్పిందా ఎక్కడైనా భక్తి యోగం అనే మాట కనబడితే నాకు చెప్తే వాళ్ళకి నేను నమస్కారం చేస్తాను, ఉందా? అదే మరి బ్రహ్మసూత్రం చెప్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు, భక్తి యోగం చెప్తున్నారు, నన్ను అడగద్దు. నేను అన్ని ఇక్కడ ఎలా సమన్వయించాలో అవస్థపడుతున్నా అంతే. భక్తి యోగం అనే మాట నాకు మాత్రం భగవద్గీతలో కనబడలే. రెండే యోగాలు చెప్పాడు స్వామి, జ్ఞానయోగేన సంఖ్యానం. విన్నారు మీరు ఎప్పుడు అనుకుంటారు కర్మయోగేన యోగినాం, ఇంకోటి నాకు కనబడలేదు అక్కడ. రెండే యోగాలు చెప్పాడు ఆయన, కర్మయోగేన యోగినాం జ్ఞానయోగేన సంఖ్యానం, రెండే. రెండిట్లో ఏది గొప్పది అంటే ఎవడికి ఏది గొప్పది తప్ప ఏదో ఒక గొప్పది ఉండదు అని చెప్పాడు. గట్టి మాట, నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా ఎక్కడి నుంచి బయలుదేరాలి అది గట్టిగా చెప్పాడు. అందుకు నువ్వు కర్మ చేయి, స్వకర్మణ తమ భ్యత్య సిద్ధి విందది మానవ అని చిట్ట చివరికి చేశాడు. అంటే భక్తి అనేది ఆయన ఈ రెండిట్లోనూ ఒకటిగానో మూడవదిగానో చేర్చలే. అంటే ఇక్కడ ఇతర పురాణాల్లో ఇతర ఎక్కడో మరో భక్తి యోగం పేరు కనబడచ్చు, నేను దాన్ని కాదనలేదు. అలాగే శీర్షికల్లో భక్తి యోగము ధ్యాన యోగము శీర్షికలు కనిపించవచ్చు, అది కృష్ణ పరమాత్మ పెట్టలేదు కదా, ఆ విభాగం కృష్ణ పరమాత్మ చేయలేదు. ఆ మాటకు వస్తాను. ధ్యాన యోగం, సాంఖ్యయోగం, ఈ మాటలన్నీ కూడా తర్వాత తర్వాత పెట్టుకున్న అధ్యాయాల పేర్లు. మనం భక్తి అనేటటువంటిది కర్మ మార్గంలో ఒక రకంగా ఉంటుంది, ఉపాసన మార్గంలో ఒక రకంగా ఉంటుంది, జ్ఞాన మార్గంలో అది సంపూర్ణమైన స్పష్టాకృతి తీసుకుంటుంది. ఇది తెలుసుకోవాల్సింది. అదే ఇక్కడ జ్ఞానముకి భక్తికి ఏమి మనం అనుకోవద్దు. అయితే కొందరు జ్ఞాన మార్గంలో మాట్లాడేటువంటి వాళ్ళు భక్తి మార్గంని తృణీకరించి మాట్లాడడం ఉన్నదే, వాళ్ళు ఈ కర్మలోని ఉపాసనలోనూ ఉన్న భక్తిని వాళ్ళు దీనిలో అంగీకరించలేరేమో కానీ వాటిలోని భక్తిని కానీ జాగ్రత్తగా వెలికి తీసి చూసగలిగితే దీంతో చక్కగా అతుక్కుంటుందండి. అందుకు జాగ్రత్తగా, కనుక దీనివల్ల భక్తికి ఏదో వ్యాఘాతం ఏర్పడుతుందని మాత్రం అనుకోవద్దు. ఇదేమిటి అందరూ చెప్తున్న ధోరణిలో కాకుండా ఇలా చెప్తారు బ్రహ్మసూత్రాలని అని. ఎందుకంటే ఒక సాధకుడిగా పరిశీలిస్తూ చేస్తున్నటువంటి శోధనలో తెలుసుకున్నా స్ఫురించినా పెద్దలు అవగాహన పరిచిన సత్యములు తోటి సాధకులతో పంచుకోవడం అనే ఉద్దేశంతో ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. తెలిసింది కదా, సాధకుడు తెలుస్తుంది ఇప్పుడు నేను పెట్టిన ప్రశ్న ఎందుకు ఈ సమాధానం ఇచ్చాననేది. ఒక రకమైన వేదన సాధకుడికి ఉంటుంది, సాధకుడికుండా ఆ వేదన పోగొట్టడం కోసం విషయములన్నీ చెప్పడం జరిగింది. అంతేగాని ఊరికనే ఏదో విషయం తెలుసుకుందామని వచ్చే వాళ్ళకైతే ఇవాళ ఎన్ని సూత్రాలు కవర్ చేశారు, ఇలాగైతే 7 రోజుల్లో ఎన్ని కవర్ అవుతాయి, ఎంత వ్యాఖ్యానం కవర్ చేసాం, ఇదేనా సబ్జెక్ట్ చెప్పే తీరు అని అంటే ఇది ఒక లెక్చరర్ కోర్సు ఫినిష్ చేసేటువంటి పద్ధతి ఏం కాదు కదా. ఆ ఏడాదికి అంత కోర్సు ఫినిష్ చేసిస్తే పని తన పని అయిపోతుంది, వీళ్ళ పని అయిపోతుంది అనుకునే విషయం కాదు కదా. అందుకే సాధనా దృష్టితో ఈ విషయాలను చెప్పడం. ఆ మాటకు వస్తే శంకరులకి ఇంత అవస్థ ఏంటండి, చతుస్సూత్రి చెప్పడానికి ఇంత గొడవ. ఒక్క నిమిషంలో చెప్పనా చతుస్సూత్రిలు? 4 సూత్రాలు చతుస్సూత్రి, అది 4 అర్థం చేసుకుంటే చాలన్నాడు పద్మపాదాచార్యులు. పద్మపాదాచార్యులు శంకరులతో మసలి ఆయనతో పాటు తిరిగిన శిష్యుడండి, గుర్తుపెట్టుకోండి. ఆయన మా గురువుగారు అంత రాశారు కానీ ఈ 4 చాలంటే మిగిలిన వేస్ట్ అనే ఉద్దేశం ఆయన దృష్టిలో. ఈ 4 బాగా అర్థం చేసుకుంటే అదంతా తెలిసిపోయినట్టే అనే విషయాన్ని. ఎందుకంటే అది ఆ మాట పద్మపాదులు అనడానికి కారణం సూత్రంలో ఉన్న విషయం కాదు, శంకరులు రాసిన భాష్యం. శంకరులు ఈ 4 సూత్రాలకి ఎంత కంప్లీట్ భాష్యం రాశారంటే ఆయన మొత్తం తర్వాత తర్వాత వచ్చేటువంటి అధ్యాయాల్లో, తర్వాత చెప్పబోయే 551 సూత్రాల్లో ఉన్నదంతా ఈ భాష్యంలో చెప్పేశాడు ఆయన. అది అంత చెప్పాడు. ఆ చెప్పిన దాన్ని వివరించారు పద్మపాదాచార్యులు, ఆయన శిష్యులు వీళ్ళందరూ కూడా. కనుక చతుస్సూత్రిని మనం గట్టిగా పట్టుకుని ప్రయత్నం చేద్దాం, కానీ వాళ్ళంత ఎత్తుగా అంత ఎక్కువగా పట్టుకునే అవకాశం కూడా మనకు లేదు. మనం అథాతో బ్రహ్మ జిజ్ఞాస నేను అంతా తీసుకున్నామంటే అర్థం ఒక సూత్రం వల్ల అంత కాలేదు, శంకరులు ఇచ్చే భాష్యం వల్ల అంత ఇచ్చాం. ఒక శంకరులు ఇచ్చిన ఒక 5-6 పేరాల్ని సారం చేసి మనం నేను చెప్పుకున్నాం అంటే ఎంత తగ్గించామో మీకేం తెలుసు. తగ్గించామంటే తీసేసామని కాదు. ఆ కాలంలో శంకరుల వారు ఏ ఏ మేధావులను ఎదుర్కొన్నారు, ఎలాంటి ఛాలెంజెస్ ఉండేవి అది మనం అర్థం చేసుకోవాలి. ఒకవైపు సాంఖ్యులు, మరొక వైపు బౌద్ధులు, మరొక వైపు నైయాయికులు, వీళ్ళందరూ సామాన్యులు కారు, అందరూ జీనియస్లు, మేధావులు ఒక్కొక్కడు. ఇంకో పాతంజలులు, వైశేషికులు, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళందరూ కూడా ఆత్మ విషయంలో, సృష్టి విషయంలో విచారణ చేసి వారి వారి సిద్ధాంతాన్ని స్థాపన చేసినటువంటి వారే. వారందరికీనా ఎదుర్కొని నిలబడాలి అంటే వాళ్ళకి ఏ ప్రశ్నలు ఉన్నాయి, పైగా ఒక ప్రశ్నకి సమాధానం చెప్తే మరి ఎన్ని ప్రశ్నలు పుడతాయి, ఇదొకటి ఉంది. మనం ఒకటి క్లియర్ చేసేద్దామని వెళితే ఆ క్లియర్ చేస్తుంటే మరో 10 ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. వాడికి ఎన్ని ప్రశ్నలు పుడుతాయో ముందు ఈయన ఊహించుకోగలగాలి, ఊహించుకుని మళ్ళీ దానికి సమాధానం. అలా రాసేదండి దీనిలో. అలా రాయడం వల్ల అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఇత్యాది సూత్రాల దగ్గరే తను ప్రతిపాదించదలుచుకున్న మహావిషయాన్ని ప్రస్తావన చేశాడు ఆయన. ఆ ప్రస్తావనలో తర్వాత తర్వాత చెప్పబోయేటువంటి సమన్వయాధ్యాయం, అవిరోధాధ్యాయం, సాధనాధ్యాయం, ఫలాధ్యాయం కూడా ఇందులో చెప్పబడుతున్నాయి. 4 అంత అద్భుతంగా శంకరులు భాష్యాన్ని ఇచ్చారు. ఇప్పుడు మొత్తానికి వేదము చెప్పిన, వేదాంతము చెప్పిన ఏ మార్గాన్ని తృణీకరించారు అది. ఎందుకంటే భక్తిలో వెళ్ళేవాళ్ళు ఆ భగవద్గీతను నెత్తిన పెట్టుకున్నారు, కర్మ మార్గంలో వెళ్ళేవారు ఆ భక్తిని ఆ భగవద్గీతనే పట్టుకున్నారు, జ్ఞాన మార్గం వాళ్ళు ఆ భగవద్గీతను అన్నారు. అంతెందుకండి, బ్రహ్మసూత్రాలకు మనం శంకర భాష్యం అంటున్నాం కానీ ఇతర సిద్ధాంత భాష్యాలు కూడా ఉన్నాయా లేదా బ్రహ్మసూత్రాలకి? అంటే వాళ్లకు అనుకూలమైన వాక్యాలు కూడా బ్రహ్మసూత్రాలను దొరికాయి లేదా? ఇది కొంచెం ఆలోచించవలసిన అంశం. ఇంకా అన్ని పక్కన పెడతారు, శంకరులు, విశిష్టాద్వైతులు, రామానుజులు, దేనికి అతుక్కోకుండా బ్రహ్మసూత్రాలను బ్రహ్మసూత్రాలుగా చూస్తే దానికి భాష్యం రచించిన ప్రతి వారికి వారు అనుకున్న దాన్ని సమర్థించడానికి తగిన ఆధారాలు బ్రహ్మసూత్రాల్లో ఉన్నాయని వాళ్ళకి అనిపించిందా లేదా? అంటే బ్రహ్మసూత్రములు ఆ విధంగా సాధకుడికి సహకరిస్తూనే ఉన్నాయి ప్రతి దశలో అని తెలుసుకున్నప్పుడు మనం ఏ సాధనా దశలో ఉన్నా దీనికంటే అది గొప్పదని చెప్పారు కానీ వదిలేయాలేమో అనుకోవద్దు. అలాగైతే కృష్ణుడు అర్జునుడిని ఇక్కడి నుంచి ఇక్కడికి సన్యాసం తీసుకొని చెప్పేవాడు. బాగా స్టడీ చేసి ఆయన చెప్పాడు, నీకు ఇది యోగ్యము. ఎవరికి ఏది యోగ్యం అది జాగ్రత్తగా తెలియాలి. కానీ సృష్టిలో ఏది గొప్ప మార్గం అని ఉండదు, ఎవరికి ఏది గొప్ప మార్గం అనేది ఉంటుంది. చిట్ట చివరికి అన్ని మార్గముల ద్వారా చేరవలసిన స్థితి ఏదో దాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. బ్రహ్మము గురించి జిజ్ఞాస అన్నప్పుడు బ్రహ్మము అంటే ఏమిటి అర్థం చెప్పుకున్నాం. మీరు అర్థం కానీ తీస్తే, ఏ దివ్యనామానికైనా అర్థం తీస్తే మాత్రం ఇదే అర్థంలో వెళ్ళిపోతాయండి. విష్ణు శబ్దానికి అర్థం తీయండి. బ్రహ్మం అంటే సర్వవ్యాపకం. ఎంత వ్యాపకం అంటే ఆ వ్యాపకత్వానికి పరిమితి లేదు, అడ్డు ఆపు లేదు, అంత వ్యాపించింది. ఆకాశం ఎంతవరకు వ్యాపించిందో చెప్పగలమా మనం? ఆకాశం ఎంతవరకు వ్యాపించిందో చెప్పలేము. ఎందుకంటే ఆ మాటి మాటికి ఆకాశం ఉపమానం కూడా తప్పదు, సముద్ర తరంగ ఉపమానం కూడా తప్పదు. వేదాంతంలో రజ్జు సర్పభ్రాంతి కూడా తప్పదు. ఈ మూడిటి సిద్ధపడిపోండి. ఎన్నిమార్లు వింటామని కాదు, పట్టే వరకు ఉపమానాలు నేను వాడలేదు, వీళ్ళు వాడారు. కానీ ఆకాశ ఉపమానం చాలా విశేషం. నేను అందుకే ఆకాశమే ఉదాహరణకు తీసుకున్నాం బ్రహ్మం గురించి. అది గట్టిగా పట్టుకుంటే తర్వాత దానికి వెళ్ళిపోవచ్చు మనం. నెమ్మదిగా నల్లేరు మీద బండి నడకలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆకాశము సర్వగతము సుసూక్ష్మము, దాని వల్లే ఇతడు, అంటే దానికంటే ఇతడు అని కూడా చెప్పుకోవచ్చు పరమాత్మ. కనుక సర్వవ్యాపకమైన ఆకాశము అంతటా వ్యాపించింది అనేటప్పుడు, వ్యాపించినది అన్నప్పుడు విష్ణు అనే చెప్పాలి. మరి ఇంకోటి చెప్తామా చెప్పండి? అది దేనికి అంటదు? శుద్ధమైనది, నిర్మలమైనది, మంగళమైనది. ఆ నిర్మల మంగళతత్వమే శివం. ఎక్కడికి వచ్చిందండి? చిట్ట చివరికి వెళ్ళిపోయేమో లేదు. కనుక మీరు శివుడు, విష్ణుడు, బ్రహ్మదేవుడు అని డుడుడులు పెట్టుకున్నప్పటికీ కూడా తత్వత ఎక్కడికి వెళ్ళిపోయాం? కనుకనే నామరూపాలు తత్వంలోకి తీసుకెళ్ళిపోతే ఆ నామాలు ఆ రూపాలు. అందుకని మీరు నేను పెట్టుకునే పేర్లకి ఈ వ్యవహారాలకి ఈ ప్రయోజనం ఏమీ లేదు, వాటికి ఆ ప్రయోజనం ఉంది. కానీ దివ్యనామ దివ్య రూపాలు వేరు. కనుకనే ఎంత అద్వైత నిష్టలో ఉన్నప్పటికీ సైద్ధాంతికమైనటువంటి మొండితనంతో పట్టుకుంటే అదొక చాదస్తమే. దాన్ని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచిస్తూ సాధకులందరినీ కలబోసుకుంటూ వేద హృదయంలోకి మనం ప్రవేశించడానికని ప్రయత్నిస్తున్నాం. కనుక జాగ్రత్తగా వెళుతున్నాం. మొత్తం బ్రహ్మం అనేది నిర్వచనం ఎంత తీయగా ఉందండి? నిత్యము, శుద్ధము, బుద్ధము, ముక్తమై ఉన్నది, సర్వజ్ఞమైనది, సర్వశక్తి సమన్వితమైనది. అయితే తెలియబడేదా తెలియబడనిదా అనేది నిన్న మనం చివరిగా వేసుకున్న ప్రశ్న. తెలియబడనిదైతే అసలు జిజ్ఞాసే లేదు, తెలియబడేదైతే అవసరం లేదు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు అనే దానికి సమాధానం చెప్తున్నారు. నాయన, అందరికీ కూడా తెలియబడుతూనే ఉన్నది ఆత్మాచ బ్రహ్మ. బ్రహ్మ శబ్దాన్ని మంచి నిర్వచనం చెప్తారు. ఆత్మాచ బ్రహ్మ, ఆత్మయే బ్రహ్మము. దీనికి శారీరక మీమాంసను గురువుగారు అన్నారు. శారీరకుడు అని పేరు పెట్టారు. అనగానే ఏమిటో చెప్పాను కదా, శరీరము కలవాడు శారీరకుడు. గ్రంథం పేరేంటి అసలు? బ్రహ్మసూత్రం. గ్రంథం పేరు బ్రహ్మసూత్రము, మీమాంస పేరు శారీరక మీమాంస. ఏమిటండి మాట? బ్రహ్మ జిజ్ఞాస, శారీరక మీమాంస. మీమాంస అన్న జిజ్ఞాస అన్న నిజానికి ఒకటేనండి. మీమాంస అంటే చర్చ చేయడం. అది ఊరికనే వాద ప్రతివాదాలు చేస్తూ అహంకార ప్రదర్శించడం కాదు, సత్యం ఏంటో తెలుసుకోవడానికి శాస్త్ర సహాయంతో సత్తర్కముతో చేసేటువంటి చర్చ విచారణ, దీనికి మీమాంస అని పేరు. విచారణ చేయాలి సత్యమేంటో తెలుసుకోవడానికి నిష్కల్మషమైన చిత్తంతో శాస్త్ర సహాయంతో సత్తర్కముతో చర్చ చేస్తే మీమాంస. అలాగే బ్రహ్మము గురించి మీమాంస, అటువంటి బ్రహ్మ మీమాంస అని పేరు పెట్టాలి కదా. శారీరక మీమాంస ఏంటండి పెట్టాడు? శారీరకుడి మీమాంస, బ్రహ్మ జిజ్ఞాస, ఇది కరెక్ట్. ఇందులో బ్రహ్మము అనగానే సర్వవ్యాపకమైనది. శారీరకుడు అంటే శరీరమునందు ఉన్నవాడు. మరి వీడు పరిచ్ఛిన్నమైపోలే? వీడు పరిచ్ఛిన్నమా కాదా? శారీరకుడు అనేవాడు పరిచ్ఛిన్నం అంటే, నేను సంస్కృతంలో చెప్పాను కానీ మీ అందరికీ తెలుసు, పరిచ్ఛిన్నం అంటే లిమిటేషన్స్. మరి శారీరకుడు అంటే శరీరమందున్నవాడు అంటే లిమిటేషన్స్ ఉండిపోయాడు కదా. ఇప్పుడు శారీరకుడు అని ఇక్కడ పెట్టి బ్రహ్మమని అక్కడ పెట్టడం ఏంటంటే, అప్పుడు మూడు విషయాలు వచ్చాయి, శరీరము, శారీరకుడు, బ్రహ్మము, మూడు వచ్చాయి ఇక్కడ. కానీ శరీరములో ఉన్నవాడు గురించి నువ్వు విచారణ కానీ చేస్తే వీడే ఆ బ్రహ్మమని తేలుతుంది. అదే విషయం ఇక్కడ చెప్పారు గారు. ఇక్కడ అది ఇక్కడ చెప్పదలుచుకున్న, శరీరమునందున్న శారీరకుడు నువ్వు విమర్శ చేస్తూ ఉంటే శరీరము శారీరకుడు నా పేరులోనే చెప్పేశాడు ఇక్కడ. నువ్వు శారీరకుడిని అనుకుంటున్నావా శరీరం అనుకుంటున్నావా? శరీరమే నేననే అందరూ అనుకుంటాం అధ్యాస. అలా కాకుండా శారీరకుడుని అని ముందు ఒప్పుకుంటే శారీరకుడిని శరీరం నుంచి వేరు చేయి, వేరు చేసేవా అదే అయిపోతావు. ఇంకేమున్నది? అది కదా మనం చెప్పుకున్నది, కిటికీలోంచి సూర్యకాంతి. సూర్యకాంతిని కిటికీ అనే ఫ్రేమ్లోంచి చూస్తున్నప్పుడు కిటికీలో సూర్యకాంతి, కిటికీ బయట సూర్యకాంతి అని రెండు అన్నావు. కానీ కిటికీ శరీరము, కిటికీలో సూర్యకాంతి శారీరకుడు, బయట అఖండంగా వ్యాపించిన సూర్యకాంతి బ్రహ్మము. ఇప్పుడు చెప్పండి, ఈ ఫ్రేము తీసి చూసేస్తే ఈ శారీరకుడు అనగా కిటికీలోని సూర్యకాంతికి బయట సూర్యకాంతికి ఏం భేదం ఉంది? అఖండమైపోలే. కానీ ఇక్కడ శరీరంలో వ్యవహరింపబడుతున్న ఈ నేను అనే ప్రత్యయము బ్రహ్మముతో ఏకం కాలేదా? అది ఎలా తెలుస్తుంది? నేను చెప్పినంత ఉపమానంతో కిటికీతో తేలిపోతుంది అది. దానికి సాధన విచారణ ఇత్యాదులను అందుకు బ్రహ్మ జిజ్ఞాసకి శారీరక విమర్శకు అంత అద్భుతమైనటువంటి లింక్ ఇచ్చాడు మహానుభావుడు. తాను చెప్పదలుచుకున్న అద్వైత ప్రతిపాదనకి శారీరక మీమాంస అనే నామంతోనే సార్థకత సంతరించాడు జగద్గురువు. ఇలాగా ఇప్పుడు ఈ బ్రహ్మము ఆత్మాచ బ్రహ్మ ఆత్మయే బ్రహ్మ. ఆత్మ అంటే నిన్ననే చెప్పుకున్న డెఫినేషన్, అది మర్చిపోవద్దు. నేను అనే చైతన్యం అది. యది తర్హి లోకే బ్రహ్మాత్మత్వేన ప్రసిద్ధమస్తి తతో జ్ఞాతవ్యం జ్ఞాతమేవేత్యధిజ్ఞాస్యత్వం పునరాపన్నం. అదంతటా తెలిసేదే కదా నేననే చైతన్యం, కొత్తగా ఏముందండి అంటే. నా తద్విశేషం ప్రతి విప్రతిపత్తేహే అన్నాడు. ఇక్కడ అలా అనడానికి లేదయ్యా, ఈ నేను అనే చైతన్యం ఏమిటి అనే దాని మీద ఏకాభిప్రాయాలు లేవు. ఒక్కొక్కడు చెప్తున్నాడు. ఎవరెవరు ఎలా చెప్తున్నారు చూడండి. దేహమాత్రం చైతన్య విశిష్టం ఆత్మేతి ప్రాకృత జన లౌకాయతికాశ్చ ప్రతిపన్నాహ. చూడండి, ఆత్మ అనే వస్తువుని ఒక్కొక్కరు కల్తీ చేశారు. అందుకే అసలు ఆత్మ ఏంటో తెలుసుకోవాలని ప్రయత్నం అనగానే ఒక అద్వైతి పట్టుకున్నాడు. పట్టుకుని ఆత్మని కల్తీ చేశారు అన్నారు. ఆత్మ కల్తీ చేయబడుతుందా అని మళ్ళీ తెలివి, అంటే చెప్పేవాళ్ళు లోపం పట్టుకోవాలని తాపత్రయం, కానీ ఏ కంటెక్స్ట్లో చెప్పారని తెలుసుకోవాలి. ఆత్మ కల్తీ చేయబడదు, అందులో సందేహం లేదు. అధ్యాస చేత చేయబడుతుంది అది. అది ఆ మాట మాత్రం మర్చిపోవద్దు. మొదట చెప్పింది అలా లాక్కు రావాలి. అందుకే నేను చెప్పేటప్పుడు మొదటివి గుర్తు చేస్తూ ఉంటా, అంతే కదా. ఒక మెట్టుకు ఓ మెట్టుకు లింక్ ఉంటుంది. అంతేగాని నువ్వు నిత్యంలో అక్కడ దాకా వెళ్ళిపోయావు కనుక కింద అక్కర్లేదని కోసేసేవనుకోండి ఏమవుతుంది? మళ్ళీ దభీమని పడతాం. కనుక కింద ఆధారం మర్చిపోకూడదని చివరి అప్పుడు గుర్తు చేస్తున్నావు. కానీ చెప్పింది చెప్పారు అనద్దు. వేదాంతంలో మాత్రం చెప్పింది చెప్పడం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ అధ్యాసను గుర్తుపెట్టుకోండి. ఏ మాట ఎందుకంటున్నాయి కంటెస్ట్లో? ఆత్మ గురించి ఎన్ని అభిప్రాయాలు ఉన్నాయో చూడండి. లోకంలో ఉన్నాయో లేదో మీరు చెప్పండి. శంకరాచార్యులు ఎంత అద్భుతంగా ప్రపంచాన్ని స్టడీ చేశారో చూడండి. ఆత్మ గురించి అందరందరూ ఎన్ని మాటలు చెప్తున్నారో. తలో మేధావి తలో మాట, పుర్రుకో బుద్ధి, బుద్ధుకో సిద్ధాంతం, సిద్ధాంతానికో రాద్ధాంతం అని చెప్తూ ఉంటాం మనం. అదే విషయాన్ని ఇక్కడ స్మరించాం. మొట్టమొదటి ఏమిటన్నారు? దేహమాత్రం చైతన్య విశిష్టం ఆత్మ ఇతి. ఈ దేహమే ఆత్మ. ఎందుకంటే చైతన్యం అంతా దేహంలో కనబడుతుంది కనుక లోకంలో వ్యవహారంలో నేను అనగానే ప్రతివాడు దేహంతోనే మాట్లాడతాడు కనుక స్పష్టం ఇది. దీనిలో అసలు తలనొప్పి లేదు, హాయిగా ఉంది కదా. కనుక దేహమాత్ర చైతన్యమే ఆత్మ అనేటటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇద్దరుట. ప్రాకృత జనాహ లౌకాయతి కాశ్చ. ప్రాకృత జనులు అంటే సామాన్య మానవులు. 99.9% మంది ఇదే అభిప్రాయం మీద ఉంటారు. ఇంకోళ్ళు ఉన్నారు వీళ్ళకి సపోర్ట్గా, లౌకాయతికులు. లౌకాయుతికలు అంటే నాస్తికులు, చార్వాకులు, వీళ్ళని లౌకాయుతికలు అంటారు. వాళ్ళకి మరొకట్లే దేహమే ఆత్మ అనర్థం. అయ్యా దేహం చూస్తుంటే జడంలా ఉంది, ఇందులో చైతన్యము అనేది ఎలా ఉంది అని క్వశ్చన్ చేస్తే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఈ దేహం అంతా కలుసుకోగానే చైతన్యం అదే పుడుతుంది అన్నాడు. ఎలా పుడుతుందండి? దేహం అంతా కలిస్తే చైతన్యం పుడుతుందా? అంటే అది పుడుతుందండి. ఎలాగో అంటే తాంబూలం చూడండి, తమలపాకులు ఎర్రగా ఉంటాయి, వక్కపొడి నల్లగా ఉంటుంది, సున్నం తెల్లగా ఉంటుంది, వాడిని నమిలేక వచ్చే రంగు ఎర్రగా ఉంటుంది. ఆ ఎరుపు వాటి వేటుల్లోనే లేదు. వాటి వేటుల్లోనే లేని ఎరుపు వాటన్నిటి యొక్క ఏకత్వం వల్ల ఎలా వచ్చిందో, విడివిడిగా చూస్తే జడంలా కనిపించే దేహం సంఘాతంగా ఒకటి కలిగానే చైతన్యం అదే వస్తుందని చెప్పారు. అబ్బా ఏం ఎంత చక్కటి ఉపమానం చెప్పారండి వాళ్ళు కూడా. కనుక వాళ్ళు దాంతో తృప్తి పడిపోతూ ఉంటారు. ఇలాంటివి సామాన్యులకు అమ్మయ్య అనిపిస్తూ ఉంటుంది. ఇదేదో బాగుంది శరీరం నేను అనుకున్నది, లోకంలో స్పష్టంగా కనబడుతుంది. వీళ్ళందరూ గ్రూప్గా కలిసిపోతే వాళ్ళతో సంఘం, దానిపేరు నాస్తిక సంఘం. వీళ్ళు మొట్టమొదటి వాళ్ళు, అర్థమైంది కదా. అలాంటి వాళ్ళు కొందరు దేహమే ఆత్మ అంటున్నారు, మరికొందరు అంటున్నారు దేహం ఆత్మ ఏంటయ్యా బాబు, అసలు నా కన్ను నా ముక్కు అన్ను చెప్తున్నావు కదా. కానీ దేహం అని కాకుండా ఇంద్రియాలకు ఒక ప్రతీతి వేరే చెప్తున్నావు. ఈ ప్రతీతి చెప్తున్నావు గనక ఇంద్రియాలు అనేటువంటిది ఏదైతే ఉన్నదో చాలా. అలాగే నేను గుడ్డివాణ్ణి, నేను చెవిటివాణ్ణి నా అని మాట్లాడేటప్పుడు నువ్వు ఎక్కడికప్పుడు జాగ్రత్తగా విడివిడిగా చూస్తున్నావు కదా. కానీ ఇంద్రియాలే ఆత్మ అన్నాడు ఒకడు, శరీరమే ఆత్మ అన్నాడు కలిపేసి ఇంద్రియాల ఆత్మ అన్నాడు ఒకడు. మరొకడు ఏమంటున్నాడంటే మనస్సే ఆత్మ అన్నాడు. ఎందుకంటే మనస్సు అనేది పనిచేయకపోతే ఇవేవీ లేవు కదా, కనుక మనస్సు అన్నిటికంటే ఆత్మ అని ఒక ఆయన అన్నాడు. ఇది బాగానే ఉంది. మరికొందరు ఈ మనస్సాత్మ అనేవాళ్ళే యోజం విజ్ఞానమయ అని వేద ప్రమాణం కూడా తీసుకుంటారు, వేదంలో ఉంది కదా. కనుకనే మనస్సు మనస్సు ఏదనుకుంటుందో అదే నువ్వు. ఈ మనస్సు క్షణానుకోలా ఉంటుంది అంతే కదా. కానీ క్షణానుకోలా ఉందే గనక క్షణానుకోలా నువ్వు ఉంటూ ఉంటావు అంతే. నిన్న నవ్వుతూ ఉన్నావు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నావు, నిన్న జబ్బుతో ఉన్నావు, వాళ్ళు ఆనందంతో ఉన్నావు. ఈ క్షణంలో ఏది చూస్తామో ఆ క్షణంలో దాంతో తాదాత్మ్యం చెందిపోయి ఇవాళ నేను నిద్రపోతున్నాను కనుక నిద్రపోతున్నా, మరో క్షణంలో మేల్కొన్నా మేల్కొన్నా, క్షణం క్షణం మారిపోయిందా లేదా. కానీ క్షణిక క్షణికానికి మారిపోతున్నటువంటి ఈ మనస్సులో క్షణ క్షణానికి ఆత్మలాగా ఉన్నది అని చెప్పేవాళ్ళు క్షణికవాదులు అంటారు. రకరకాలు ఉన్నాయండి. కొందరు ఏం చెప్తారంటే అసలు ఈ సృష్టి ఏర్పడక ముందు, సృష్టి ఏర్పడిన తర్వాత ఏమీ లేదే శూన్యం తప్ప. ఎందుకంటే గాఢ నిద్ర ఒకటి ఉన్నది, ఆ గాఢ నిద్రలో అంతా శూన్యమే కదా, అక్కడ విజ్ఞానం కూడా తెలియబడట్లేదు కదా. అలాంటి ఒక శూన్యస్థితి ఎలా ఉన్నదో, ఈ శూన్యస్థితి ఎప్పుడూ ఉంది. ఈ శూన్యస్థితి నుంచి నువ్వు బయటకు వచ్చేకే ప్రపంచం ఉన్నది. కనుక ఉన్నదంతా ఏంటి? శూన్యం. శూన్యం నుంచి ప్రపంచం అంతా ఏర్పడింది. ఇది కూడా వినడానికి బాగుంది కదా. వీళ్ళు శూన్యవాదులు అంటారు. ఇలా ఒక వాదం, శూన్యమే ఆత్మ అనుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా అసలు ఎవడు కర్త ఎవడు భోక్తో వాడే ఆత్మ అన్నాడు. అంటే చేసేవాడు అనుభవించేవాడు ఆత్మ. ఇది కూడా బాగున్నట్టే ఉంది కదా. చేస్తున్నాను అనుభవిస్తున్నాను కదా వాడు ఒక ఆత్మ. ఇలాగా కొందరు చెప్తూ ఉంటే కొందరు అన్నారు, నాయన ఆత్మ కర్తృత్వం లేదు, భోక్తృత్వం మాత్రమే ఉన్నది. ప్రకృతి అంతా చేసేస్తూ ఉంటే ఆత్మభోక్తగా అనుభవిస్తూ ఉంటుంది అనేవాళ్ళు కొందరున్నారు. వీళ్ళు సాంఖ్యులు అంటూ ఉంటారు. కొందరు అంటారు ఈశ్వరుడు ఒకడు ఉన్నాడయ్యా, వాడు వీళ్ళందరినీ తిప్పాడిస్తూ ఉంటాడు అంటారు. కనుక వీళ్ళ దృష్టిలో ఎవరయ్యా అంటే ఆ ఈశ్వరుడే ఆత్మను నియమించువాడు, ఇలా కొందరు చెప్తారు. కొంతమంది అంటారు తత్వమసి మొదలైన వాక్యాలు తీసుకుని జీవుడు బ్రహ్మము ఒకటైన మరికొందరు అంటారు. ఇలాగ 9 రకాల అభిప్రాయాన్ని శంకరులు ఇక్కడ చెప్పారండి దాని భాష్యంలో. ఇలాగ ఆత్మ అనేటువంటి వస్తువుని రకరకాలుగా అందరూ అనడం చేత ఇప్పుడు సాధకుడికి పెద్ద చికాకు వచ్చింది. ఏవం భగవో విప్రతిపన్నా యుక్తివాక్య తదాభాస సమాశ్రయా సంత. కనుక ఈ మాటలన్నీ యుక్తివాదాల్లాగా తదాభాసాహ అన్నారు. కొన్ని చక్కటి యుక్తిగా కనిపిస్తుంటే కొన్ని యుక్తి వలె కనబడుతూ ఉంటాయి. ఇంటి వీటి వల్ల ఏమవుతుందంటే తత్ర అవిచార్య యత్కించిత్ ప్రతిపద్యమాన నిశ్రేయసాత్ ప్రతిహన్యేత. ఆలోచించకుండా ఇందులో ఏదో ఒక అభిప్రాయం తీసేసుకుంటే దెబ్బతినేస్తాం అది చెప్పాడనమాట. అవిచార్య గట్టి మాట వేశాడు, విచారణ లేకుండా ఇందులో ఏదో ఒక అభిప్రాయానికి మీరు కట్టుబడి పడితే దెబ్బతినేస్తారు. కనుక ఇప్పుడు చేయాల్సిందేమిటి? అందుకు బ్రహ్మ జిజ్ఞాస, అందుకు విచారణ అవసరమైంది. విచారణ మొదలవ్వాలి. ఎందుకంటే ఇలా తలో అభిప్రాయంతో ఉన్నారు కనుక నువ్వు ఎవడి అభిప్రాయానికి ఎక్కువ మంది ఫాలో అవుతున్నారో చూసుకుని వాడు పంచన చేరిపోకుండా విచార్య విచారించు. ఎంత చక్కగా చెప్పాడండి. థింక్, ఎనలైజ్, ఇన్వెస్టిగేట్. ఇన్ని విషయాలు చెప్తున్నాడు, ఆలోచించు విచారించు. అంతేగాని ఇందులో ఏదో ఒక దానికి వెళ్ళిపోయి ఇదేదో బాగుందండి ఎక్కువ ఆలోచిస్తే మెదడు నొప్పి పడుతుందని సెటిల్ అయిపోతే ఎలాగా? విచార్య, విచారం చేయవయ్యా. అందుకు ఎలా విచారణ చేయాలి? అందుకు చెప్పారు కనుకే రాత్రి అంతా కూర్చుని తెగ ఆలోచించి వాళ్ళ డెసిషన్కి వచ్చానండి. ఏంటి ఎలా ఆలోచించో, దేన్ని ఆధారం చేసుకో ఆలోచించో, అది మళ్ళీ కావాల్సింది. ఎవడు ఆలోచిస్తే వాళ్ళు వాడిది అయిపోయిందండి. ఎంత గట్టిగా చెప్తున్నాడు, ఆత్మను ఎందుకు ఆలోచించాలో తెలుసుకున్నారు కదా, ఎక్కడ కన్ఫ్యూజన్ రాలేదు కదా. ఇన్ని రకాలుగా ఆత్మను ఒక్కొక్కరు చెప్పారు కనుక విచార్య ఆలోచించు. ఎలా ఆలోచించే? తస్మాత్ బ్రహ్మ జిజ్ఞాస ఉపన్యాస ముఖేన వేదాంత వాక్య మీమాంస తదవిరోధి తక్కువోపకరణ నిశ్రేయస ప్రయోజన ప్రస్తూయతే. చక్కటి మాట చేశాడు. ఇప్పుడు విచారణ ఎలా చేయాలి? వేదాంత వాక్య మీమాంసతో అన్నాడు. ఇప్పుడు మీమాంస అంటే మీకు చెప్పాను కదా, వేదాంత వాక్యాల్ని పరిశీలన చేసి వాటిని విశ్లేషణ చేసుకుంటూ ఆలోచిస్తూ అది వంటబట్టడం కోసం తద్ అవిరోధి తర్క ఉపకరణ, దానికి విరోధము కాని తర్కముతో విచారించు. కనుక రెండు కావాలన్నాడు. ఇందాక నేను చెప్పానే దాని శంకరుల మాట బలం దొరికింది. కనుక ఎలా విచారించారండి మనం? ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? విచారణ. విచారణ ఎలా చేయాలి? వేదాంత వాక్య మీమాంస ఒకటి, తద్ అవిరోధి తర్కోపకరణ. తత్ అవిరోధి అంటే దానికి విరోధము కాని తర్కముతో. అందుకని నేను ఇలా అడుగుతున్నానండి అంటే ఈ లాజిక్కి శృతిమతస్తర్కోనుసంధీయతాం అని ఆయన సాధన పంచకంలో కూడా ఇదే మాట మనకు సెలవిచ్చారు జగద్గురువులు. శృతిమతస్తర్కోనుసంధీయతాం, దానికి విరోధము కాని అంటే వేదాంతానికి విరోధము కాని తర్కం చెప్పు. కనుక తర్కము కూడా శాస్త్రసమ్మతమైన తర్కము కావాలి. అప్పుడు నిశ్రేయస ప్రయోజన ప్రస్తూయతే, అప్పుడు నిశ్రేయస ప్రయోజనము దొరుకుతుంది. నిశ్రేయస్ అంటే మోక్షం అండి. కనుకనే దీని పేరు మోక్ష శాస్త్రం బ్రహ్మ జిజ్ఞాస అంతే. అంటే బ్రహ్మ జిజ్ఞాస, బ్రహ్మసూత్రాలు వినడం వల్ల మాకేమైనా ప్రమోషన్ వస్తుందా? బ్రహ్మసూత్రాలు విన్నానండి, నాకు ఇంటికి వెళ్ళేటప్పటికల్లా శుభార్త వచ్చిందండి, అది ఇంక దేనివల్లనేమో కానీ దీనివల్ల కాదు. అలాగే నేను కాదని కానీ మంగళమైన విషయం వింటే ఏదో ఎఫెక్ట్ ఉంటుంది, కానీ దానికోసం ఇది కాదు ప్రధానంగా, గుర్తుపెట్టుకోండి. అవునా లేదా? మీరు ఎదురు వస్తువు కొనుక్కుంటే కవర్లో పెట్టిస్తారు ఒక ఆయన, వస్తువు ప్రధానంగానే కవర్ కాదు అక్కడ. నాకు కవర్ కోసం వస్తువు కొనం కదా, వస్తువు కొన్నప్పుడు కవర్ వచ్చింది, అలా ఏవో ఒకటి రావచ్చు, కానీ ఆ ప్రయోజనాల కోసం కాదు ఇది. బ్రహ్మ జిజ్ఞాసకి ఆ ప్రయోజనాల కోసం వెతకద్దు. లౌకిక ప్రయోజనాలకు అభ్యుదయ అని అంటారు, మోక్షానికి నిశ్రేయస అని అంటారు. అభ్యుదయము అంటే లౌకిక ప్రయోజనములు. మొదటి మూడు పురుషార్థాలకి సంబంధించింది అభ్యుదయం, చివరి పురుషార్థానికి సంబంధించి నిశ్రేయసం, అభ్యుదయ నిశ్రేయస. ఈ రెండు ఉపాయాలు చెప్పిన శాస్త్రం పేరు వేద శాస్త్రము. వేదం ఈ రెండిటికి ఉపాయాలు చెప్పింది, అభ్యుదయానికి ఉపాయాలు చెప్పింది, నిశ్రేయస్సుకి ఉపాయాలు చెప్పింది. అభ్యుదయ ఉపాయాలు చెప్పినంత కర్మకాండ, నిశ్రేయస్సు ఉపాయం చెప్పింది జ్ఞానకాండ. జ్ఞానకాండ అంటే వేదాంతం. ఇప్పుడు మనం పట్టు కూర్చున్న దేన్ని సందేహం ఎందుకమ్మా, చక్కగా ఎలుగేత్తి చెప్తాం. దేన్ని పట్టుకున్నాం మనం ఇప్పుడు? అభ్యుదయకాండ, నిశ్రేయసకాండన, కర్మకాండన, జ్ఞానకాండన. నిశ్రేయసకాండని జ్ఞానకాండనగా వేదాంతాన్నే పట్టుకున్నాం, కనుక మనకు నిశ్రేయసు గ్యారంటీ. దానికోసమే కూర్చున్నాం కదా. నేను దీనిలో దాన్ని వెతికితే చాలా తప్పు, దీనిలో దాన్ని వెతకద్దు. అలాగని దాన్ని నేను తోడనా లేదు, దాని ప్రయోజనం వేరు, దీని ప్రయోజనం వేరని చెప్పాను. లేదండి, రెండు ఉన్నాయంటే చాలా చక్కటి ఉపమానం చెప్పాడు ఒక ఆయన. మాకు తెలియని సబ్జెక్ట్ అయినా చెప్తున్నాను. అది ఒక ఆయన కోడిగుడ్డు తీసుకొచ్చట, వాళ్ళు ఆవిడ అడిగింది ఏం చేయమంటారంటే, సగం ఆమ్లెట్ చేయు, మిగిలిన సగం రేపు కోడి అవుతుంది అన్నట్టు. సగం ఆమ్లెట్ చేసే కోడి ఎక్కడ అవుతుందండి? నువ్వు కోడి చేయదలుచుకుని దాన్ని నాలుగు వదిలేయి, ఆమ్లెట్ చేయదలుచుకుని కోడి నాశించుకు, ఏదో ఒకటే. కనుకనే అదే కావాలంటే అభ్యుదయానికి సంబంధించిన పుస్తకాలు పట్టు కూర్చుందాం, నిశ్రేయస్ కావాలంటే దానికి కావాల్సింది, కానీ దీనిలో దాన్ని దానిలో దీన్ని వెతకద్దు అని గట్టిగా చెప్పేశాడు. ఉదాహరణ శంకరులు కూడా చెప్తారు అంటది. కనుకనే జ్ఞానం అనేది కేవలం మోక్ష పురుషార్థం తప్ప మరొకటి కాదు, ఇది తెలుసుకోండి. దానికి అంతేకాని దాంతో రెండు చేయడం కుదరు, కుదరని పని అది. ఇప్పుడు మొత్తానికి ఈ విధంగా ఏ విధంగా తర్కం చేయాలి చెప్పాడు కదా, కానీ జిజ్ఞాస అనేది ఎలా చేయాలో అద్భుతంగా చెప్పాడు మహానుభావుడు. బ్రహ్మ జిజ్ఞాస ఈ మాట ఉపనిషత్తుల్లో చెప్పిన మాటని సూత్రంలో చెప్పారయ్యా అన్నాడు. ఎందుకంటే శంకరులకి మాటి మాటకి బ్రహ్మసూత్రములు ఉపనిషత్ కుసుమాలను గుచ్చేయను కదా ఆయన ఉద్దేశం. కానీ ఏ సూత్రం ముట్టుకున్నా ఉపనిషద్ వాక్యాలు ముఖం మించి మన మీదకి సురభిల పరిమళాలు వెజ్జల్లుతూ ఉంటాయి. ఏ సూత్రం ముట్టుకున్నా అలా ఇందులో ఏ పరిమళాలు ఉన్నాయో చూపిస్తున్నారు. బ్రహ్మ జిజ్ఞాస అంటే ఉపనిషత్తుల్లో ఎక్కడున్నాయో చెప్పాడు. సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య, ఇది ఒక మంత్రం ఉపనిషత్తుల్లో. అంటే సహా అన్వేష్టవ్య, ఆ బ్రహ్మాన్నే వెతకాలి, అదే విజిజ్ఞాసితవ్య, అదే తెలుసుకోవలసినది, మరొకటి లేదు. ఇలాంటి వాక్యాలు మీ వేదాలు ఎక్కడ దొరకవు. ఒక్క పరమాత్మ బ్రహ్మ విషయంలోనే అదొక్కటే తెలుసుకోవాలి, అదొక్కటే వినాలి, అదొక్కటే మనం చేయాలని గట్టిగా చెప్పారండి. మిగిలిన చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇది మస్ట్ అని చెప్పారు. ఎవరికి? దొరికిన జన్మని సార్థకం చేసుకోవాలని చిత్తశుద్ధితో నిజాయితీగా నిష్కపటంగా తపించేవాడికి. అందుకే ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్య మంతవ్య నిధిధ్యాసితవ్య. ఆత్మయే శ్రోతవ్య వినవలసినది, ఆత్మయే మంతవ్య మననము చేయవలసినది, చింతన చేయవలసింది, ఆత్మయే నిధిధ్యాసితవ్య నిధిధ్యాసము చేయవలసినది అని ఆత్మైవ అని నొక్కి మరి ఎందుకు చెప్పారు? బ్రహ్మైవ ఆత్మైవ సహైవ అని చెప్పడంలో అది ఏ లక్ష్యం, దానికే చెయ్యు, మిగిలినంత వ్యర్థమని చెప్పడమే కదా అది అనమాట అని చెప్తే, ఇప్పుడు ఆ నేను చెప్పబోతున్నాం. అయ్యా నువ్వు చెప్పినటువంటి ఆ నేను తెలుసుకునే వాళ్ళు ఉన్నారే, ఎవరు? బ్రహ్మవేత్తలని. ఆ నేను వీడికి తెలుస్తున్నది, అందరికీ తెలుస్తున్న నేను, వాడికి తెలిసే నేను ఒకటేనా అని ప్రశ్న వేస్తే, వేదాంత వాక్య మీమాంసతో దానికి విరోధము కాని తర్కముతో ఆత్మని తెలుసుకున్నవాడు అనుకునే నేనుకి, అవేవీ చెయ్యకుండా అనుకునే నేనుకి హస్తి మసకాంతరం ఉందయ్యా బాబు అది ఇక్కడ చెప్తున్నాడు. ఏనుకి దోముకున్నంత వ్యత్యాసం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ నేను తెలుసుకో అంటే యథార్థ స్వరూపాన్ని తెలుసుకో అని అర్థము. దాన్ని ఉన్నది ఉన్నట్టు తెలుసుకో, దాన్ని దానిగా తెలుసుకో అనే విషయమే దీనిలో ప్రతిపాదన చేశాం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏమిటి? నేను తెలుసుకోవడం కోసం జిజ్ఞాస. అయితే బ్రహ్మం అంటే ఏమిటి? అది నిర్వచనం ఇప్పుడు చెప్పాలి కదా. మరి ఇందాక చెప్పారు కదండి, అంటే అక్కడ మనం చెప్పాం బ్రహ్మం అంటే ఏమిటన్న లక్షణాన్ని తర్వాత సూత్రంలో చెప్తున్నారు. తర్వాత సూత్రంలో బ్రహ్మ లక్షణము. మరి బ్రహ్మం అంటే ఏమిటో తెలియాలి కదండి. బ్రహ్మం అంటే ఏమిటి అనడానికి ఒకే ఒక డెఫినేషన్ మహానుభావుడు ఇచ్చేశాడు ఇక్కడ. ఆ డెఫినేషన్ చూడండి, జన్మాద్యస్య యతః, ఇది నిర్వచనం. చిన్న మాట ఎంత బాగుందో, జన్మాద్యస్య యతః. యతః అంటే ఎవని వలన లేక దేని వలన, జన్మాది జన్మలు మొదలైనవి, ఇది అర్థం. అంటే కలుగుతున్నాయో అని అధ్యాహారంగా మనం చెప్పుకోవాలన్నమాట. ఎవరి వలన జన్మలు మొదలైనవి కలుగుతున్నాయో, దేనికి, అస్య జన్మాది అస్య యతః. మూడు శబ్దములు కదా, యతః ఎవని వలన లేక దేని వలన, అస్య అనగా కనబడుతున్న దీనికి. దీనికి అంటే ఈ జగత్తుకి. మనం ఇదం ప్రత్యయంతో చెప్పబోయేయండి, బోల్డ్ ఉన్నాయండి, బోల్డ్ కదా, అంతకలిపి ఒకటి చేసేయండి. ఏమిటి ఇదం ప్రత్యయం అంటే అర్థం ఏంటి, ఇది అని నువ్వు దేన్ని ఇండికేట్ చేస్తున్నావో చూపిస్తున్నావో దానికి విషయములు ఏమిటి, ఎక్కడున్నావు, ఇది అది అని నువ్వు దేన్ని చూపిస్తున్నావో అవి ఎన్నున్నాయి, చాలా ఉన్నాయి కదా, కాదు చాలా కలిపి ఒకటే చేసేయండి. ఇదం ప్రత్యయంతో తెలియబడేది జగత్, ఇది ఒక్కటే. ఇదం అంటే జగత్, దీనికి అంటే జగత్తుకి. నిన్న ఒక మాట చెప్పాను జాగ్రత్తగా, జగత్తు ప్రపంచం అంటే నీ బాడీతో సహా అన్నాను అక్కడ. కనుక ఇదం అన్నప్పుడు అది కూడా తీసేసుకో, తప్పేమున్నది. కనుక ఇదంతా కలిపిన ఇదం జగత్తుకే అస్యా, దీనికి అంటే దీని యొక్క జన్మాదులకి ఏది కారణము, అనగా దీని యొక్క జన్మాదులు ఎవని వలన కలుగుతున్నాయో అది ఏ బ్రహ్మము. బ్రహ్మము అనడానికి మంచి నిర్వచనం ఇచ్చారండి, సర్వ జగత్తు యొక్క జన్మాదులకి కారణమైనది బ్రహ్మము, ఇది అర్థం. కనుక బ్రహ్మం అంటే ఈ సర్వ జగత్ సృష్టికి హేతువైన వాడు. ఈ మాట ఈశ్వరవాదం గురించి చెప్పినా ఏమీ విప్రతిపత్తి లేదు, ఎందుకంటే ఈశ్వరత్వ ప్రతిపాదన ఇక్కడ ప్రధానం. ఈశ్వరుడు లేదన్నది అద్వైతం, జాగ్రత్తగా వినండి. ఈశ్వరుడు లేదు అనలేదు, కొంతమంది జీవ బ్రహ్మైక్యం చెప్పగానే ఈశ్వరుడు మీరు తగ్గించేశారు అనుకుంటారు. ఈశ్వరుడు లేదనలేదు, అంతా ఈశ్వరుడే అన్నది, ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. అంతా ఈశ్వరుడని ఎంత గొప్పగా చెప్పింది, అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సర్వమున్నతని దివ్య కళామయమంచు అన్న ప్రహ్లాదుడి కంఠ శోష ఇదండి. ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు, ఆయన మించిన భక్తుడిని చూపించండి, అదే ఆయన ఉద్దేశం. అయితే ఆయనన్న అద్వైత భక్తి అర్థం కాలేదు ఎవడికి, హిరణ్యకశిపుడికి. మనకు అర్థం అవుతుంది, వాడికి అర్థం కాలేదు. వాడికి ఎప్పుడు కూడా పరిచ్ఛిన్నంగా కనబడాలి, ఓ అదే నీ గోళ, అపరిచ్ఛిన్నం పరిచ్ఛిన్నంలోకి వస్తే కానీ నీకు కనబడదా, సరే నీకు అవసరమైనట్టు వస్తాడులే అన్నాడు. వచ్చాడు ఆయన అపరిచ్ఛిన్నుడు, పరిచ్ఛిన్న రూపంలో ఒదిగి మరీ వచ్చాడు ఆయన, ఆయన ఇష్టం వస్తాడు. అందుకే అద్వైత ఏమంటాడు తెలుసా, ఈశ్వరుడు ఆకారం లేదనడు, ఈశ్వరుడికి అవసరమైతే ఆకారం తీసుకుంటాడు అంటాడు. ఎలా తీసుకుంటాడంటే మాయతో అని ఈయనే చెప్పాడు. ఇక్కడ భగవద్గీత భాష్యం చదవండి, అక్కడ చెప్తాడు సంభవామి ఆత్మమాయ అని స్వామి చెప్పినటువంటి మాటకి చక్కటి వ్యాఖ్యానం చేసి జాగ్రత్తగా తెలుసుకోవాలి. అని ఈశ్వరుడికి మనకి తేడా ఏమిటి, ఎన్నిమార్లు మనం చెప్పుకున్నాం, మాయ కంట్రోల్లో ఉంటాడు ఆయన, మాయ కంట్రోల్ ఆయనలో ఉంటుంది, మాయ కంట్రోల్లో మనం ఉంటాం, ఇది తేడా కదా మనకి ఆయనకి తేడా. కానీ ఆయన కంట్రోల్ ఆయన ఇష్టం, ఆయన రాలేడు అని మనం చెప్పలేము, రాగలడు, సర్వశక్తిమంతుడు కదా. జాగ్రత్తగా అందుకే జన్మాద్యశత అనేది ఎంత చక్కటి మాట అండి, ఇది ఒక్కటి చాలు. భగవంతుడు అంటే ఏమిటంటే చిన్న చిన్న ముక్కలాంటి వాక్యం, జన్మాది అనడంలో చాలా బాగుందండి. ఆది అంటే మొదలైనా అని అర్థం. జన్మ మొదలైనా అంటే మనం కన్ఫ్యూజ్ అయిపోయి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోవద్దు, సింపుల్గా శృతి చెప్పింది తీసేసుకోవాలి. ఏమిటంటే జన్మస్థితి భంగం సమాసార్థ అన్నాడు ఇక్కడ. జన్మస్థితి భంగములు జన్మాదులు అంటే అన్నాడు. జన్మ స్థితి భంగ అంటే సృష్టి స్థితి లయ, అది ఏనుకున్నది జగత్తుగా బ్రహ్మమునుక, ఒప్పుకుంటాం కదా. కనుక జగద్ విషయంలో మనకు కనబడుతున్నది ఏమిటి, సృష్టి స్థితి లయలు. కనుక అస్య జగత, ఈ జగత్కి అస్య జగతోహో సృష్టి స్థితి లయ అనమాట. జన్మస్థితి భంగం సమాసర్ధ అని అర్థం. ఎవరి వలన ఈ జగత్కి సృష్టి స్థితి లయలు కలుగుతున్నాయో అతనే బ్రహ్మము అని చెప్పడంలో ఎంత విషయం చూపించారు చూడండి. బ్రహ్మం అంటే పూర్తి చైతన్య వస్తువు, అంతేగాని జడమైన దాని నుంచి జగత్తేం రాలేదు, పూర్ణ చైతన్య స్వరూపుడైన పరమాత్మ వల్లనే ఇదంతా కలుగుతున్నది అని చెప్పడంలోనే సాంఖ్యాన్ని కొట్టుబారిశారు. చైతన్యాత్మకమైన పరమాత్మ వల్లనే ఇదంతా జరుగుతున్నది అదే అనమాట. అయితే ఈ సృష్టి అనేది ఎన్ని రకాలుగా ఉందండి, దేని జన్మకి ఎవరి జన్మకి అని ప్రశ్న వేస్తే ఇంకా దీనికి ఎక్కడ తెములుతుందా. అస్య జన్మాదిహి అంటే ఈ సృష్టి యొక్క జన్మాదులు అంటే మీకు కనబడుతున్న భూమియా, లేక మీరు చూస్తున్న ఊరా, మీరు చూస్తున్నటువంటి ఒక ప్రాంతమా? ఏ గ్రహంలో సృష్టి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? అంటే దానికి చక్కటి మాటలు చెప్తున్నాడు. అస్య జగతో నామరూపాభ్యాం వ్యాకృతస్య అనేక కర్తృభోక్తృ సంయుక్తస్య ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయస్య మనసాప్యచించ రచనారూపస్య జన్మస్థితి భంగం యతః సర్వజ్ఞాత్ సర్వశక్తే కారణాత్ భవతి తద్ బ్రహ్మేతి వాక్యశేష. ఎంత అందమైన మాటలు పలుకుతున్నాడండి మహానుభావుడు. ఏమని ఇక్కడ, ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతి వస్తువులు వాటికో కారణం వాటికో కారణం కనబడుతున్నాయి. అనేక కర్తలు అనేక భక్తులు కనబడుతున్నారు ప్రపంచంలో, అవునా కదా? అనేక కర్తలు అనేక భక్తులు, అలాగే రకరకాల దేశములు కాలములు వాటి యందు రకరకాల స్థితులు. అందులో ఏదో ఒకదాని యందు ఉన్నది విషయం చెప్పడం కాదు ఇక్కడ. ఈ అనేక కర్తృభోక్త సంయుక్త ప్రతినియత దేశకాల నిమిత్త క్రియాఫలాశ్రయమైన ఈ సర్వ జగత్తు కలుపుకొని అన్నాడు. అంటే నామరూపాలతో తెలియబడుతున్న సర్వమును, ఈ సర్వము యొక్క సృష్టి చేసినవాడు ఎలా ఉన్నది అంటే మనసాపి అచింత్య రచనా రూప అన్నాడు. ఈ జగద్ రచన ఎలాంటిది అంటే నువ్వు మనసుతో కూడా ఊహించలేవు అన్నాడు. మనమేం జగత్తు మీద గుర్తుకొచ్చామండి? జగద్ రచన రహస్యాన్ని చెప్పండి. ఎంత అహం అనేది, ఎంత నాదే నేనే అనుకునే ప్రతి వాళ్ళు ఆలోచించాలి. జగద్ రచన ఎంత అద్భుతమైనది, ఎంత చిత్రమైనది, ఎంత చిత్రమైనది ఇది కనుక. అంత ఊహాతీతమైనటువంటి మనసాపి అచింత్య రచనా రూపస్య జగతోహో అది అనమాట. జగత జగము యొక్క మనసాపి అచింత్య రూప, ఎంత చక్కటి మాట. మనస్సుతో కూడా చింతన చేయలేని విధంగా ఉన్న జగత జగత్తు యొక్క జన్మస్థితి భంగం యత. జన్మస్థితి భంగాలు ఎవరి వలన కలుగుతున్నాయో అతడు. ఇప్పుడు మనకి లక్ష్యం ఎవరు? ఇప్పుడు ఈ వాక్యముల్లో జగత్తు లక్ష్యమా, జగత్తులో ఉన్న జన్మస్థితులు లక్ష్యమా? ఇవన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో వాడు లక్ష్యం మనకి ఇప్పుడు. కనుక యత అనేది లక్ష్యం అనమాట. మన లక్ష్యం ఎవడి మీద పెట్టుకున్నా ఇప్పుడు వాడు కావాలి. అందుకు వాడే బ్రహ్మము, వాడు గురించి జిజ్ఞాస అనమాట. సర్వ జగతికి హేతువైనటువంటి వాడు గురించి జిజ్ఞాస. ఇక్కడ మనం చూసినట్లయితే సృష్టికి హేతువైన బ్రహ్మదేవుడు వీళ్ళ గురించి చెప్పకుండా, హిరణ్యగర్భుడు ఇత్యాదులు చెప్పకుండా సర్వమునకు హేతువైన వాడు అని ఏకార్థంలో తీసుకొచ్చారు. ఈ మాట తీసుకుని ఇది తెలుసుకునే సాధన చెయ్యమని భాగవతం కూడా ఇదే మాట తీసుకుని మనకి మొదలుపెట్టుకుంది కదండి. మొట్టమొదటి శ్లోకంలో ఏమని, జన్మాజ్యశయతోన్వయాదితరతశ్చాద్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ. ఎంత చక్కటి మాట ఇక్కడ. ఆ మొత్తం ఈ నాలుగు సూత్రాలు ఒక్క శ్లోకంలో పెట్టేశాడు వ్యాసదేవుడు భాగవతంలో. తేజో వారి మృదాం ఇవన్నీ కూడా ఈ జగత్తు. ఎస్య త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి. ఆ బ్రహ్మమును నేను ఉపాసిస్తున్నాను అన్నాడు మొట్టమొదటి మాటలో. ధీమహి అంటే ఉపాసిస్తున్న అర్థం తీసుకోక్కర్లేదు, ఎందుకంటే జ్ఞానమార్గం కనుక ఉపాసన అంటే వెంటనే ట్యాట్ అనొచ్చు. బుద్ధిని అనుసంధానం చేసుకుంటున్నాను దానితో అనే మాట. ఆ ఒక్క వాక్యం ఆ శ్లోకాన్ని చదవండి, బ్రహ్మసూత్రం అంతా అర్థమైపోతుంది. కనుక భాగవతానికి బ్రహ్మసూత్రానికి ఏ భేదం లేదనమాట. మేము భాగవతం చాలామంది విన్నామండి, బ్రహ్మసూత్రాలు వింటామన్నాడు, సరిగ్గా వినలేదండి అని అర్థం. అక్కడ భాగవతం ప్రథమ వాక్య ప్రథమ శ్లోకమే బ్రహ్మసూత్రం. జన్మాజస్య యత అని మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే వ్యాసుడు అలా మొదలెట్టాలి. బ్రహ్మసూత్రాల్లో అసలు సూత్రం జన్మాధ్యాసం యత కదండి. మొదటి సూత్రం ప్రిపరేషనే, రెండో సూత్రం డెఫినేషన్. రెండో సూత్రం డెఫినేషన్ ఇచ్చింది బ్రహ్మ మనకి. ఏమిటా డెఫినేషన్? జన్మాదులు ఎవరి వలన కలుగుతున్నాయో అతడు అని డెఫినేషన్ స్పష్టంగా ఇచ్చేసిందండి. భాగవతం అంతా బ్రహ్మము గురించి ప్రస్తావన చేసినప్పుడు ఇదే ఏకరువు పెట్టింది. మీరు ఎక్కడైనా వెతకండి, జన్మాధ్యస్య యతోన్వయా ఇతరతశ్చాధ్యేష్వభిజ్ఞస్వరాట్ తర్వాత తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే ముహ్యంతి యత్ సూరయ ఉంది. తర్వాత రాబోయే శాస్త్రం సూత్రం శాస్త్రయోనిత్వాత్ ఆ సూత్రం అక్కడ పెట్టాడు. అన్నిటికీ అదే పరమగమ్యం కనుక తత్తు సమన్వయాత్ అది కూడా అక్కడే ఉన్నది. కనుక నాలుగు సూత్రాలు అక్కడే పెట్టాడండి మొట్టమొదట. ఎత్ర త్రిసర్గో మృష, ఎంత గొప్ప. ఎందుకంటే అద్వైతం ఇంకేందండి, ఎక్కడ ఈ త్రిసర్గము అంటే సృష్టి స్థితిలతో కూడిన ప్రపంచము ఎవరి దగ్గర అబద్ధమో అన్నాడు ఇప్పుడు. ఎంత మాట మళ్ళీ అదేం మాట, ఇదంతటి కారణంట, ఇది ఆయన దగ్గర అబద్ధ అంట. ఏమిటండి ఇక్కడ విశేషం? ఇలా చెప్తున్నాడు ఏంటి అంటే, బ్రహ్మము వలన కలుగుతున్న ఈ జగత్తును చూస్తూ చూస్తూ ఇంత జగత్తుకి కారణం ఎవరబ్బా అని ఆయన్ని వెతకడం మొదలు పెడితే ఇంకా జగత్తు కనబడదు, ఆయనే కనబడతాడు ఇక్కడ. అది ఇక్కడ మాట అనమాట. ఎన్నో కెరటాలు వచ్చేస్తుంటాయి, ఇన్ని కెరటాలు ఎక్కడి నుంచి వస్తున్నాయబ్బా అని చూస్తే అన్ని కెరటాలకు హేతువైన సముద్రం కనబడితే సముద్రం ఏకమని దృష్టి వచ్చి ఈ కెరటాలు దానికి భిన్నమని దృష్టి పోయిందా లేదా? అదండి యత్ర త్రిసర్గం మృష అంటే. స్పష్టమైపోయిందా? అంత సింపుల్. ఇది అర్థం చేసుకోవడానికి శంకర భగవత్పాదులు వారు ఒక్క శ్లోకంలో విష్ణు షట్పది స్తోత్రంలో చెప్తారు. శంకరులు భక్తి స్థుతులు ఉంటాయండి, అమృత ధారలు. అందులో అంటాడు, సత్యపి భేదాపగమే నాథ తవాహం నమామకీన స్వం సముద్రోహి తరంగ పచన సముద్రో నతారంగ. ఏ మహానుభావుడు, భలే తెలివినవాడు. వెంటనే బలి బలి దారికొచ్చాడు అనుకుంటారు అద్వైతం కాని వాళ్ళందరూ. ఇది మన వైపు వస్తున్నట్టున్నాడు, ఏం రాలే, అక్కడే ఉండి మాట్లాడుతున్నాడు ఆయన. ఎంత తెలివిగా చూడండి, సత్యపి భేదాపగమే నాథ. స్వామి, నీకు నాకు భేదం లేదనేది సత్యమైనప్పటికీ నువ్వు నేను ఒకటి ఎలా అవుతామయ్యా అన్నాడు. ఏం మాట్లాడండి, మళ్ళీ అద్వైత విరుద్ధమా? అద్వైత విరుద్ధాన్ని మాట్లాడతాడండి. వ్యవహార సత్యం గురించి చెప్తున్నాడు. వ్యవహార సత్యం అన్నాడు. ప్రపంచాన్ని మిథ్య అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు. విశిష్టాద్వైతులు పరమాత్మ జగత్తుకు మూలమని ఏది చెప్పారో, వారి దృష్టిలో జగత్ సత్యత్వం అనేది ఎంత మేరకు ఇదో, శంకరుల మిథ్యా జగత్ మిథ్య అనేది అంతే సత్యం. ఓపిక లేకపోవడం వల్ల పొరపాటు పడిపోయాం. ఈ మాట నా ఒక్కడి ప్రతిపాదన కాదు, అద్వైత నిష్ఠులైన మహాపండితులు జాగ్రత్తగా చెప్పినటువంటి విషయం, అదే చెప్తున్నాం. శంకరులు అంటున్నా చూడండి ఏమనంటే, స్వామి సముద్రోహి తరంగ క్వచన సముద్రో నా తారంగ అన్నాడు ఇక్కడ. సముద్రోహి తరంగ, సముద్రానికి చెందినది తరంగం, తరంగానికి చెందినది సముద్రం అనలేం కదయ్యా అన్నాడు. ఎంత చక్కటి మాట చూడండి, సముద్రానికి చెందినది తరంగము. అంటే తరంగం ఏమనుకోవాలి, ఇంత సముద్రంలో నేను ఒక భాగాన్ని అనుకోవాలి. అంతేగాని ఆ తరంగం, ఓ నాకు సంబంధించి ఇంత సముద్రం ఉందన్నమాట అనుకుంటే మహాప్రమాదం. సముద్రానికి సంబంధించి తరంగం, తరంగానికి సంబంధించి సముద్రమా? ఇది వాడికి భేదం. భేదం ఉందా చెప్పండి. ఒక ఆయన వెళ్ళేటప్పుడు ఎన్ని కెరటాలు, ఎన్ని నురగలు, ఎన్ని అలలో పేన బుద్బుద, నురగలు, బుడగలు, కెరటాలు, మళ్ళీ అలలు, బోలుడు, ఎన్ని ఎన్ని కనబడుతున్నాయండి ఇందులో సముద్రంలో, ఎన్ని కనబడుతున్నాయి. ఇందులో సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్ మ్యాటర్ ఏంటో వెతకండి, మీ ఓపిక బట్టి వెతకండి. కరటములో, బుద్బుదములో, ఫేనములో, వీటన్నిటిలో ఒకటే సబ్జెక్ట్ ఏమిటది? నీరేగా? నీరంటే ఏమిటి, నథింగ్ బట్ సముద్రమేగా? సముద్రం నీరే కదండి, నీరు తప్ప ఇంకేమనుంది సముద్రం? ఆ నీరేగా, కనుక ఇప్పుడు మీరు వెతికితే దీంట్లో కనిపించింది ఏమిటి? నీరే. ఇప్పుడు చెప్పండి మీరే ఏమంటారు, అంతా కదా పొక్కే నీరు అంటారు కదా. ఇది అర్థం చేసుకోండి అయ్యా, అద్వైతం అదే తెలిసిపోతుంది అన్నాడు ఇక్కడ. కానీ కెరటాలని దాన్ని విడివిడిగా చూస్తున్నంతసేపు ద్వైతం, కొంతసేపు బాగా ఆలోచించి కెరటాలు దాని అంశాలు అంటూ ఉంటే విశిష్టాద్వైతం, అంశాలు ఏమిటి పాడు లేదయ్యా మొత్తం కలిపి ఒకటే సముద్రం అంటే అద్వైతం అయిపోయిందండి. సింపుల్, అది ఇక్కడ వివరించాడు. కనుక ఇది కెరటం, ఇది అనడం నామరూపములే, ఇవి అసత్యం అన్నారా? వ్యవహారంలో నామరూపాలు కనబడితే దానిలో ఉన్న నీరంతా అస్థిభాతే. ఎక్కడ తెలుసుకో, అస్థిభాతే నీరు, నామం రూపం కెరటాలు. నామరూపాలు చూస్తే బోల్డు, అస్థిభాతి మాత్రం ఒక్కటే. నేను చెప్పాను కదా ఆకులు ఎన్నో, సూర్యకాంతి ఒక్కటే. అది ఇంకా అద్వైతాన్ని మరికొంత దూరూపమానం, ఇది ఇంకా దగ్గర ఉపమానం. సముద్రం కెరట ఉపమానంలో క్లియర్ అయినంత వేదాంతం ఎక్కడ అర్థం కాదండి. మనకి ఎప్పుడు ఆ ఉపమానం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే శంకర్లకు తీసుకుని విష్ణు షట్పది స్తోత్రంలో దాన్ని పెట్టి పెట్టేశారు, అక్కడ పెట్టారు ఈ శ్లోకాన్ని. దీన్ని మననం చేసుకోండి, ఎప్పుడు డౌట్ వచ్చినా ఈ శ్లోకాన్ని ఒక్కడ మననం చేసుకుంటే చాలు. అంటే ఇప్పుడు కెరటాలు అబద్ధమని, బుడగలు అబద్ధమని అన్నారా? కనిపిస్తున్నంతసేపు అంతా ఒకటే, కానీ అంతటా ఒకే జలమని ఎరుకొక్కటే సత్యం కదా. ఆ సత్యం తెలిసాక ఇవి వేరు అనేది మృష అయ్యిందా లేదా? అది ఎత్ర త్రిసర్గో మృష, ఎంత జగ్గా చెప్పాడు ఇక్కడ చూడండి. అంత స్పష్టంగా మనకి శంకరులు చెప్పదచ్చు. ఇప్పుడు ఆ జలాన్ని మనం అనుకుందాం, నేను అనే ఆత్మ చైతన్యం అనుకుందాం, అది ఇప్పుడు ఏకమే కదా. అదే చెప్పారు ఇంకా, అస్థి భాతి. అస్థి అంటే అర్థం ఏంటి? అందరికీ తెలిసినదే, మేధావులు ఉన్నారు నేను చెప్పాను, నాకంటే మేధావులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడరు, ఏం చెప్పాడు చూద్దామంటారు, వాళ్ళకి నమస్కారం. అందరూ ఉన్నారు మహాత్ములు, వాళ్ళు ఉన్నారు కనుక మాట్లాడగలుగుతున్నారు. మాట మాట ఎరుకుతోనే మాట్లాడుతున్నానండి. అదే సమయంలో నాలా తెలియని వాళ్ళు, ఇత్యాదులు కూడా ఉంటారు కనుక వాళ్ళకి చెప్పుకోవడానికి కొంచెం చెప్పుకోవాలి నేను ఇవన్నీ కూడా. కానీ అస్థి భాతి రెండింటి గురించి చూద్దాం. అస్థి అంటే ఏమిటి? ఉండడం. భాతి అంటే ప్రకాశించడం, అంతే కదండి. నిన్న చెప్పాను ఉన్నాను అనిపించడం అన్నాను, ఉండడం ఉన్నాను అనిపించడం అన్నాను కదా. ఉన్నాను అనడం అస్థి, ఉన్నాను అనిపించడం భాతి. అవునా లేదా? ఈ రెండు వేరుగా లేవని తెలుసుకోవడం తెలివి. అర్థమైంది కదా? ఈ అస్థి భాతికి సంస్కృతంలో ఉండుట అనే దాని మరొకటం ఉన్నది, వసించుట. అంతే కదా, వసించుట. భాతి అనే మాటకి ప్రకాశించుట, దివ్యతే అని మరొకటి అర్థం ఉన్నది. వసించుట, ప్రకాశించుట, ఈ రెండే మాత్రమే తీసుకోండి. అదే అన్నిట్లో కామన్ ఫ్యాక్టర్ మాత్రం ఈ రెండే. ఏది? వసించుట, ప్రకాశించుట. ఇది కామనే కదా, అంతటా ఉన్నది ఒక్కటే కదా. ఆ ఒక్కటనే నువ్వు చూసేవనుకో, అంతా వసించి దీపించడమే ఉంది తప్ప ఇంకేం లేదని ఎరుకు నీకు వచ్చిందా లేదా? అర్థమైంది కదా? వసించుట అన్నప్పుడు వాసు, దీపించుట అన్నప్పుడు దేవ. ఇదే వాసుదేవ అంటే అర్థం. అది కనుక అస్థి భాతి ఏదో అది వాసుదేవ. ఈ వాసుదేవుడే అంతా అనే తెలివి ఎవరికి దొరుకుతుంది? ఆ తెలివి అంత తేలిగ్గా దొరకదయ్యా. వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అన్నాడు. ఈ మాట ఎందుకండి వాడాడు మహానుభావుడు అక్కడ? కనుక బ్రహ్మం అంటే మేము అనుకునే వాసుదేవుడు కాదనమాట అనుకునేవాడికి అసలు అర్థం కాలేదనమాట. వాసుదేవకి బ్రహ్మముకి ఏమి భేదం లేదు. వసించి భాషించిన అస్థి భాతి సత్తు చిత్తు అంతే అయిపోయింది. కనుక సత్తు చిత్తుగా ఏకం, నామరూపంగా అనేకం. గాలి లేదు, కెరటాలుగా అనేకం, సముద్రంగా ఏకం. ఇంత స్పష్టం కదా, అది ఇక్కడ చెప్తున్నాడు. కనుక ఈ కెరటాలన్నీ దేని వల్ల కలిగే? నేను చూడటం వల్ల కాదు బాబు, సముద్రమే కారణం. అలాగైతే కెరటానికి సముద్రం హేతువుగా ఉన్నదో అలాగే ఇక్కడ పరమాత్మ జన్మార్జస్య యతః. చక్కటి మాట. ఈ మాట మళ్ళీ చెప్పుకోవాలంటే యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వం ఇదం తతం అని గీతలోని స్వామన్నాడు. ఇక్కడ ఇదే మాట చెప్పాడు. ఎస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం యస్మాత్ పరస్మాత్ పరః తం ప్రపద్యే స్వయంభువం. ఎవరన్నారు? అమ్మ లక్ష్మీభవానమ్మ గారు పెట్టించారు ఇక్కడ మూడు రోజులు. గుర్తుందా? నాకు గుర్తుంది, చెప్పినవన్నీ గుర్తుంటే అది వచ్చేది బాధ. ఎవరికి చెప్పిన వాడికి? గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు అన్నాడండి ఈ మాట, ఎస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం ఏదం స్వయం. ఇదే మాట తీసుకుని మన పోతన గారు ఎవ్వని చేజని ఎవ్వని లోపల గుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తాన అయిన వాడెవ్వడు వాణి నాత్మభవు ఈశ్వరుడే శరణంబు వేడిదని వెతకండి. ఇందులో బ్రహ్మము తప్ప మరేమైనా ఉందా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్తుంది? అంతా ఒకటే. ఎందుకు చెప్పామో చెప్పాం కదా, మనం దానికి వేరే ఏవో నామరూపాలు ఊహించేసుకుని ఇప్పుడు అది అదిగా చెప్తే ఇది చెప్పలేదేమిటి అనుకుని దానికి ఇది విరుద్ధం అనుకుంటున్నాను తప్ప అక్కడే చెప్పాడు. ఇక్కడ అదే చెప్పాడండి, జన్మాద్యస్య యతః. అంత అందమైన మాట. కనుక బ్రహ్మం గురించి కన్ఫ్యూజ్ అయిపోకు. ఇంతక 9 చెప్పుకున్నాం కదా, ఒకటి దేహమాత్మ అన్నాడు, ఒకటి మనస్సాత్మ అన్నాడు, ఇవన్నీ తీసాయి, ఇవన్నీ కెరటాలు. వీటన్నిటికీ ఆధారం ఏది ఉన్నదో అదే. ఇది తెలియక కొందరు దేహమాత్మని కొందరు ప్రాణమాత్మని ఇలా అనుకుంటూ ఉంటారయ్యా, ఇదంతా అజ్ఞానం. దానికి ఒక చక్కటి ఉపమానం కనిపిస్తుంది. 4 గుడ్డి వాళ్ళు ఏనుగు స్వరూపం తెలుసుకోవడానికి వెళ్ళి వాళ్ళు పడ్డ అవస్థలు మీ అందరికీ తెలిసినవే, చిన్నప్పటి నుండి చదువుకున్నాం. ఏనుగు స్తంభం వలే ఉండును అన్నాడు, వాడు కాలు మాత్రమే ముట్టుకున్నాడు. ఏనుగు కొంచెం కుచ్చుళ్ళు ఉండును అన్నాడు, వాడు తోక మాత్రమే ముట్టుకున్నాడు. ఏనుగు బాణ వలే ఉండును అన్నాడు, వాడు పొట్ట మాత్రమే ముట్టుకున్నాడు. ఏనుగుది అలా కదులుతూ ఉంటుంది ఒకటి అన్నాడు, అది తొండం పట్టుకున్నాడు వాడు. ఇలా వాళ్ళది అన్నీ వాళ్ళు చెప్పినవి కరెక్టే, కానీ సగం సగం. ఇందాక చెప్పిన 9 వాదులు ఉన్నారో వాళ్ళు అట్టండి వాళ్ళు ఏ అన్నారు. ఈ మాట మొట్టికాయ పెడితే మరొక తోడు చెప్పాడు ఆయన, దేహం ప్రాణం అపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదుహు స్త్రీ బాలంధ జడోపమాస్తోహమితి భ్రాంత భృశం వాదిన మాయాశక్తి విలాస కల్పితమహ వ్యామోహ సంహారిణి. అనండి, ఇవాళ అనుకోలేదు స్వామిని, తస్మై శ్రీ గురు మూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయ్య. అక్కడ చెప్పాడు అన్నమాట, అది ఇది తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు. ఎక్కడ చెప్పిన ఇక్కడ తెచ్చుకుంటున్నాం మనం ఇక్కడ. కనుకనే జన్మాద్యస్య యతః అనేటువంటి మాట ఎంత అందంగా వివరించారో చూశారు కదా. అయితే దీన్ని బట్టి తెలిసిపోయింది ఏమిటి నాయన, ఇందాక వాళ్ళు చెప్పినట్లుగా దీనివల్ల ప్రపంచం కలిగిందా, దానివల్ల ప్రపంచం జరిగిందా, గోల పక్కన పెట్టు. యథోక్త విశేషణం ఈశ్వరం ముక్త్వా, కనుక ఇందాక చెప్పిన జన్మాద్యస్యత అని విశేషముగా చెప్పినటువంటి ఈశ్వరుడు వల్లనే జగత్తు కలిగింది తప్ప అన్యత అన్న మరొక దానివల్ల జగత సృష్టి జగత జగత్ యొక్క సృష్టి ఆదులు జరగలేదు. అన్యత అంటే దేనివలన? ప్రధానాత్ అచేతనాత్ అణిభ్యో అభావాత్ సంసారిణోవా ఉత్పత్తి సంభవితం నా శక్యం. ఇది గట్టిగా చెప్పారు. అంటే మీరందరూ అనుకున్నట్లుగా ప్రధానము నుండి జగత్తు జరగలేదు. ప్రధానం అంటే ప్రకృతి అండి. ప్రధానము నుంచి సృష్టి జరిగిందనేవాళ్ళు సాంఖ్యవాదులు. అచేతనాల నుంచి అచేతనాలైన అణువుల నుంచి సృష్టి జరగలేదు. అచేతనాలైన అణువులు అనగానే వైశేషికులు కాణాదులను ఖండిస్తున్నాడు ఇక్కడ శంకరులు. అప్పటికుండేటువంటి సైన్సెస్ ఇవన్నీ కూడా దర్శన శాస్త్రాలు. వాళ్ళు ఏమన్నారంటే అణువులు అణువులు కలుసుకోవడం వల్ల పరస్పర సృష్టి జరిగింది. ఇప్పుడు సైంటిస్టులు అదే చెప్తున్నారు. కానీ ఈయన అంటాడు అణువులు కూడా జడాలే కదా, అవి ఒకటికొకటి కలుసుకోవాలి అనేది ఎలా జరిగింది, దాని వెనకాల కూడా ఏదో ఉంటుంది కదా, అది ఈశ్వరుడు అంటున్నాడు. ఈశ్వర అస్తిత్వాన్ని ఎంత చక్కగా చెప్తున్నారు కదా. కనుకనే జన్మాధ్యశయత ఇది. అయితే వెంటనే నైయాయికులు క్వశ్చన్ చేస్తున్నారు ఈయన్ని. నైయాయికులు అంటే మేం చెప్పిందే నువ్వు చెప్పే కదా, కొత్తగా ఏం చెప్పావు అని అంటున్నారండి. మేమేం చెప్పాం, నైయాయికులు ఏం చెప్తారంటే తర్కం ఉపయోగిస్తారు. తర్కం అంటే ఊహతో తెలుసుకోవడానికి అనుమాన ప్రమాణం, ఈ ప్రమాణం ఆ ప్రమాణం. వాళ్ళు వాళ్ళు కూడా వైదికమే చాలా మేరకు అద్వైతానికి దగ్గరలో ఉంటారండి. దగ్గరలో అదే వచ్చింది బాధ. వాళ్ళు మరింత దగ్గర తీసుకోవడానికి శంకరుల తాపత్రయం. అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇంత కనిపిస్తున్నప్పుడు తయారు చేసేవాడు ఎలా ఉండడు అనేది ఊహతో అనుమానంతో అనుకోవచ్చు. అంతే కదండి, కుండలు ఎన్నో చూసాం, అబ్బా కుండలు ఎంత బాగున్నాయో అనుకో సంతోషమే, కానీ కుండలన్నీ ఎవరు తయారు చేసాడో అనుకోవాలి. ఎందువల్ల, అక్కడ వాడు కనబడకపోవచ్చు, ప్రతి కుండల దగ్గర నేనే చేశాను ఎవడు నిలబడ్డా అక్కడ. మనం కుండల బట్టి చేసిన కుమ్మరకుడు ఉన్నాడని ఎలా తెలుసుకున్నామో, జగత్తులో ఒక సిస్టమేటిక్గా జరుగుతున్న సృష్టి స్థితుల యాదులు బట్టి దీని కర్త ఒకడు ఉన్నాడని తెలుసుకోవచ్చు నైయాయికులు అంటారు. అదే మాట నువ్వు అన్నావు, నువ్వేమిటి పెద్ద వేదాంత మీమాంసందులు అన్నారు ఇక్కడ. మీరన్న దానికి నేను దానికి చిన్న తేడా ఉందయ్యా అన్నారు ఇక్కడ. మీరు కేవల తర్కంతో చెప్పారు, నేను వేదాంత వాక్య మీమాంసతో కలిపిన తర్కంతో చెప్తున్నాను. ఈ రెండింటికి ఏం తేడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ రెండుకి తేడా ఏమిటి, మేమేదో ఇంకా శాస్త్ర సహాయం తర్కం, మాకు అక్కర్లేకుండా తర్కం ఇంకా గొప్ప కదా అని అనొచ్చు. తప్పు అంటాడు ఇది. శాస్త్ర సహాయం లేని తర్కం ఎంత ప్రమాదమో ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, నాయన ఇదంతా ఉంది గనక దీనికి ఎవడో కర్త ఉండాలి అని నువ్వు అన్నావు, కానీ ఆ కర్త ఎవడై ఉంటాడు ఎలా ఉంటాడు అనేది నువ్వు నిర్ధారించలేవు అన్నాడు ఇక్కడ. అక్కడ వరకే నువ్వు ఊహ. ఏమని, వీటంటే ఎవడు కర్త అయి ఉంటాడు అని ఒక ఊహ అంతే. ఊహే తప్ప ఎవడో ఒకటి కర్త ఉండి ఉంటాడు అన్నావు, కానీ కర్త ఎలా ఉంటాడు ఎవడు వాడి స్వరూపం ఏంటి నువ్వు చెప్పగలిగేవా, చెప్పలేవు. అది చెప్పాలంటే శాస్త్ర సహాయం కావాలి. అది ఇక్కడ చెప్పాడండి, శాస్త్ర సహాయం కావాలి. ఎందుకు కావాలి, ఆ కర్త ప్రత్యక్షం కాదు గనక. మళ్ళీ వచ్చించుకో, జాగ్రత్తగా చూడండి, ఇంత లాజిక్కే. మనకు అన్ని డౌట్లు కదండి, డౌట్లు ఉంటే మాత్రం అలాంటి డౌట్లు వచ్చేటంత గొప్ప తెలివితేటలు ఉన్నవాడికి ఇది గొప్ప విద్య. ఎందుకంటే ప్రశ్నలు పుట్టగలిగే మేధస్సు కూడా ఉండాలి. చాలా జాగ్రత్తగా చూడండి, ఎంత బాగా మాట్లాడాడు. ఎవరో ఒకరు ఉండాలి అంటాడు నువ్వు నైయాయికుడివి, కానీ వాడు ఎవరో నువ్వు చెప్పగలవా, ఎవడైనా కావచ్చు ఊహ కదా. అది కాదు, స్పష్టంగా చెప్పు, స్పష్టంగా చెప్పండి, శాస్త్రమే కావాలి. ఎందుకు, ఎవడో వాడు ప్రత్యక్షంగా తెలియబడట్లేదు గనక అన్నాడు ఇక్కడ. ప్రత్యక్షంగా తెలియబడట్లేదు అంటే మరి నువ్వు ఇందాక చెప్పే కదయ్యా అంతటా ఆయన ఉన్నాడు అని, నేను తెలియబడుతున్నాడు అంటే నువ్వు ఇంద్రియాలతో చూడలేవు గనక అన్నాడు ఇక్కడ. అంతే, ఇంద్రియాలతోని మనస్సుతోని దాన్ని చూడలేవు గనక, ఇంద్రియాలకి మనస్సుతో చూడలేని దానిని చెప్పడానికి పనికొచ్చే శాస్త్రం ఏది ఉందో దాని సహాయం నీకు కావాలి అది అనమాట. కనుక మేము చెప్పబోయే బ్రహ్మము ఆ శాస్త్రముతో ఉన్నది చెప్తున్నాం అన్నాడు. కనుక వేదాంత వాక్యంలో చెప్పిన మాట బట్టి ఇది చెప్పాలి, కానీ దీన్ని నా అనుమానం ప్రకారం చెప్తానంటే కుదరదయ్యా అంటే తర్హి, అంత గట్టి ప్రశ్న వేసేయండి, తర్హి అలాగైతే కిం పునస్తద్వేదాంత వాక్యం ఎస్ సూత్రేణ ఇహ లిలక్షయితం. ఏం మాటలండి, ఎంత అందమైన మాటలు చెప్పు మహానుభవ శంకర భగవత్పాదుల వారు. కిం పునః తద్వేదాంత వాక్యం అన్నవే, ఏదో వేదాంత వాక్యం సహాయం తీసుకుని దీన్ని ఏదో చెప్పేస్తానన్నవే. ఏమిటా వేదాంత వాక్యం, ఈ బ్రహ్మసూత్రకారుడు ఆ వేదాంత వాక్యం బట్టి చెప్పాడా, నువ్వు విచారణ వేదాంత వాక్యం ప్రకారం చేస్తున్నావా చెప్పు నాకు. ఇది ఒకటి చూడండి, ఇక్కడ కొందరు ఒక పుస్తకం తీసుకుని వ్యాఖ్యానం రాస్తాడు. అసలు ఆ పుస్తకంలో ఉన్నవాడి ఉద్దేశం అది కాదు, వీడి ఉద్దేశం దాని మీద పెడుతుంటాడు. ఒకటి చాలా ప్రారంభం అవునా లేదా, ఇలాంటి వాడి సినిమా పాటలకు కూడా వేదాంత పరంగా అర్థం రాయొచ్చు, కానీ ఆ పాట రాసిన వాడికి మాత్రం హృదయం ఉండదు. ఇలాంటి వ్యాఖ్యానాలు చేయలేదండి శంకరులు. అందుకే చాలా జాగ్రత్తగా చెప్తున్నారు ఏమిటంటే, కిం పునస్తద్వేదాంత వాక్యం యత్ సూత్రేణ ఇహ లిలక్షయితం. లిలక్షయితం అంటే లక్షింపచేయదలుచుకునుట. ఏది చెప్పదలుచుకున్నాడు వేదాంత వాక్యం ఇక్కడ చెప్పు ఈ సూత్రకారుడు అంటే చెప్తున్నాను వినవయ్య, జన్మాధ్యశయత అనే దానికి మూలమైన వేదాంత వాక్యం. వెళ్ళి తిన్నగా ఎక్కడికి, తైత్రీయంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు ఉపనిషత్తులోకి. అదే కదా వేదాంత వాక్యం, ఏమిటి? భృగుర్వై వారుణి వరుణం పితరముపససార అదీహి భగవో బ్రహ్మేతి ఇత్యుపక్రమ్యాహ. వరుణుడు అనేటువంటి మహర్షి యొక్క కొడుకు భృగువు. ఆ భృగువు గురువైన తండ్రి వద్దకు, అది జాగ్రత్తగా, తండ్రి మామూలు తండ్రి కాదండి, గురువి జ్ఞాని, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు ఏమని, అధీహి భగవో బ్రహ్మేతి నాకు బ్రహ్మను ఉపదేశించు అని అడిగాడు. దేని గురించి ఉపదేశించమని అడిగాడు? బ్రహ్మమును చెప్పు అని అడిగాడు. ఒకే ప్రశ్న ఒకే ఆన్సర్ చెప్పాడు మహానుభావుడు. ఏమని, యతో భాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మేతి. ఒకటే మాట, ఎంత అందమైన సమాధానించండి. యతో భాయమాని భూతాని జాయంతి యత, ఎవరి వలన ఈ భూతములన్నీ జాయంతే పుడుతున్నాయో, ఏన జాతాని జీవంతి ఎవరు ఉండడం వల్ల ఇవన్నీ జీవిస్తూ ఉన్నాయో, యత్ ప్రయత్యభిసంవిశంతి ఎవరిలోకి వెళ్ళి ప్రవేశిస్తూ ఉన్నాయో దాని గురించి తెలుసుకునుము. తద్విజిజ్ఞాసస్వ ఏమని తెలుసుకోవాలి? తద్బ్రహ్మేతి అదే బ్రహ్మమని తెలుసుకో. ఈ నిర్వచనం ఎక్కడుంది? ఉపనిషత్తుల్లో ఉంది. కనుకనే ఇది అనుమాన ప్రమాణంతో చెప్పలేదు సూత్రకారుడు, వేదాంత వాక్య మీమాంసతో చెప్పినటువంటి వాక్యము. అందుకే అదే మాట, యతోవా ఇమాని భూతాని జాయంతి, అక్కడ యత జాయంతి ఇవే జన్మాద్యస్య యత అని ఇక్కడ చెప్పాడు అయ్యా మహానుభావుడు. తద్బ్రహ్మేతి బ్రహ్మం అదే అనే నిర్వచనం తైత్తిరీయంలో అక్కడ ఉంది గనక అదే బ్రహ్మం అని ఇంత స్పష్టంగా చెప్పారు. పైగా అనడమే కాదు, తద్విజిజ్ఞాసస్వ దాన్ని తెలుసుకో అని చెప్పడంలో బ్రహ్మ జిజ్ఞాసకి ఎంత చక్కగా సరిపోయింది చూడండి. కనుక ఉపనిషత్ వాక్య ప్రమాణం. అయితే ఏం తేల్చాడండి ఆయన, దేనివల్ల కలిగింది అంటే వెళ్ళిపోయాడు తిన్నగా. ఎన్ని మార్లు చాలా తపస్సు చేసుకొచ్చాను ఆలోచించు అన్నాడు. అంతేగాని వేదాంతం చెప్పిన దగ్గర నమ్మి కూర్చో ఇక్కడ అనలేదు, చెప్పిన దాని గురించి విచారణ చేయి అది పంపించాడు. ఎలా విచారణ చేయాలి? వేదాంత వాక్య అవిరోధి తర్కేణ, అంతే కదా, దానికి అవిరోధమైన తర్కంతో చేయి. అది చేసేడండి ఎవరు? భృగువు చేసి మళ్ళీ వస్తాడు, నేను కొంతవరకు వచ్చానండి, అన్నమే బ్రహ్మం అని తెలుసుకున్నాను, అబ్బా చాలా బాగుంది, కానీ ఇది కంప్లీట్గా కాదు, కొంతమేరకు వచ్చి మళ్ళీ వెళ్ళన్నాడు. ఇక్కడ కాదయ్యా అని చెప్పలేదు చూడండి, ఉపదేశంలో ఉంటుందండి, చెప్పి చేయించాలి. చెప్పేస్తేనే వస్తుంది అనుకోవద్దు, ఎక్కడ తేడా వస్తుందో తెలుసా, చెప్పేయడంతో నాకు తెలిసిపోవాలనుకుంటాం, అది వచ్చింది పెద్ద చిక్కు. ఆ చిక్కు రావడంతోనే చెప్పిన వాళ్ళ మీద నిందలు వేయడం, అర్థమేటట్టు చెప్పలేదండి అనుక, చెప్పిన దాన్ని నువ్వు అర్థం చేసుకోవడం తర్వాత మననాదులు చేయలేదు, అది వచ్చింది. ఈ మహానుభావుడు చేశాడు భృగువు, చేసి మళ్ళీ వచ్చి మరొకటి చెప్పాడు, ఇంకా కొంత దాకా వచ్చి మళ్ళీ వెళ్ళాడు. చెట్టు చివరికి మళ్ళీ ఆయన ఎలాగే ఎతో వాయుమాని భూతాన్ని జాయంతి చెప్పాడు, మళ్ళీ అలాగే పాఠం తిరిగి అప్పు చెప్పాడు. ఆనందాదేవ కల్విమాని భూతాన్ని జాయంతే, ఏదైతే సచ్చిత్ ఆనందమైన తత్వం ఉందో దాని నుండే ఈ జగమంతా కూడాను జాయంతే, ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రయంతి అభిసంవిశంతి, అదే అప్పచెప్పాడు తిరిగి. కానీ యత అనే ప్లేస్లో ఏం చేరింది? ఆనందం చేరింది. అందుకు వెళ్తే బ్రహ్మం అంటే ఏమని తేలింది? ఆనందో బ్రహ్మేతి విధానా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. అంతేగాని అక్కడ మరికొన్ని విశేషణాలు కనబడుతున్నాయి మనకు ముండకోపనిషత్తులో, బృహదారణ్యకోపనిషత్తులో. ఎస్ సర్వజ్ఞ తస్మాదే తత్ బ్రహ్మ నామ రూపమన్నంచ జాయతే విజ్ఞానమానందం బ్రహ్మ. ఎంత అందమైన మాట ఇక్కడ వచ్చి చూశారు కదా. ఈ విధంగా బ్రహ్మము గురించి ఉపనిషత్తులు ఏవి చెప్పాయో అది చెప్పాడు. అయితే ఇక్కడ బ్రహ్మం గురించి మొత్తంగా చెప్పేశాడా? ఇంతేనా బ్రహ్మము? చూడండి ఎంత చర్చ చేయాలో ఇక్కడ. శంకరుల వారు దాన్ని మనకి రంగరించి హృదయంలో నింపేస్తున్నారు మహానుభావులు. ఇందులో బ్రహ్మము యొక్క రెండు లక్షణములు చెప్పబడుతున్నాయి. ఒకటి స్పష్టంగా చెప్తున్న అర్థంతో పాటు సూచ్యార్థం కూడా చెప్పారు ఇక్కడ. రెండు లక్షణములు బ్రహ్మలో. ఇప్పుడు ఒక లక్షణం ఏంటండి? సృష్టి స్థితిలయ్యలు ఎవరి వలన జరుగుతున్నాయో అతడు బ్రహ్మము, డెఫినిషన్ ఒక లక్షణం. ఈ లక్షణం ఏ లక్షణం అంటారు దీన్ని? తటస్థ లక్షణం అంటారు దీన్ని. జాగ్రత్తగా వినాలి, ఇది ఊరికనే శాస్త్రం చెప్పడం కాదు, విచారణ. బ్రహ్మం అంటే క్లారిటీ వచ్చేయాలి మనకు, అంతే. అందుకని ఉపనిషత్తులు కొటేషన్స్ ఇచ్చాడా, ఇంకేం కొటేషన్స్ ఇచ్చాడు, మధ్యలో భాగవతం కూడా చెప్పాడా, ఇవి కాదు, కాదు క్లారిటీ. చర్చ చివరికి కావాల్సింది అదే కదా, క్లారిటీ కోసం తాపత్రయం. మొట్టమొదటి బ్రహ్మం యొక్క లక్షణం ఏమన్నాడు? తటస్థ లక్షణము. జన్మాద్యస్య యత అనే దాన్ని తటస్థ లక్షణం అంటారు. బ్రహ్మ వలన సృష్టి స్థితులు జరుగుతున్నాయి అన్నప్పుడు దాని తటస్థ లక్షణమే అంటారు. ఎందుకంటారు? ఎందుకంటే మీరు బ్రహ్మము గురించి తెలుసుకోవాలనే ప్రశ్న వేశారా, లేకపోతే సృష్టి స్థితిలయలతో కూడిన ప్రపంచం గురించి తెలుసుకోవాలని ప్రశ్న వేశారా? ఉందా, జాగ్రత్తగా సమాధానం చెప్పుకున్నా. దేని గురించి వేశాం ప్రశ్న కదా, అంటే మరి సృష్టి స్థితిల గురించి తెలుసుకోవాలని కాదు, మన ఏమేది? బ్రహ్మము, అంతే కదా. కనుక బ్రహ్మము తెలుసుకోవడం కోసమని చెప్తూ, నువ్వు చూస్తున్న ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి స్థితులైన ఎవడి వల్ల జరుగుతున్నాయో వాడు అని చెప్పడంలో సృష్టి స్థితులైనటువంటిది అప్రధానమయ్యి పరమాత్మ ప్రధానమైపోయాడు కదా. ఇలాగ బ్రహ్మముని చెప్పడాన్ని తిప్పి చెప్పడం అని చెప్తారు. దీని తటస్థ లక్షణం ఒడ్డునుంటే ఎలా ఉంటుందో అలాగా అని అర్థం. అంటే సముద్రం నది ప్రవహిస్తుందండి, ఒడ్డు ఒకటి ఉంది, ప్రవహిస్తున్నది నద ఒడ్డ, ఒడ్డిని ఆధారం చేసుకుని నది, అంతే కదా. కనుక తటస్థము అంటే సృష్టి స్థితి లయలు పరమాత్మ వల్ల కలుగుతున్నా ఆయన వీటితో పాటు ఆయన కూడా సృష్టి స్థితి పరిణామాలు ఆయనకి లేవు అని తటస్థుడుగా ఉన్నాడు అని చెప్పడం తటస్థ లక్షణం. ఈ తటస్థ లక్షణంలో అసలు లక్ష్యం అదయ్యా ఇది కాదు అని చెప్పడం ఎలా చెప్తారంటే, ఈ తటస్థ లక్షణానికి చక్కటి ఉదాహరణ శాస్త్రం చెప్తోంది. శాఖాయాం చంద్ర శాఖాగ్రే చంద్ర ఇది న్యాయేనా అన్నారు ఇక్కడ. ఏమిటి విశేషం చూడండి, కొమ్మ మీద చంద్రుడు, చంద్రుడు ఎక్కడున్నా అని అడిగట. చంద్రుడు ఎక్కడున్నాడు అనే దానికి రెండు రకాలుగా చెప్పచ్చు. మొట్టమొదటి చెప్పేటప్పుడు ఇక్కడున్నాం మనం చెప్పేటప్పుడు శాఖాయాం చంద్ర కొమ్మ మీద చంద్రుడు, కొమ్మ మీద చంద్రుడు అంటే అబ్బా చంద్రుడు కొమ్మ మీద ఉన్నాడు అనమాట అని అర్థమా? వాడు చెప్తే చెప్పాడు కానీ మీరు ఎలా అర్థం చేసుకున్నారు? వెంటనే చూడగానే కొమ్మ నుంచి చంద్రుడి మీద చూడగలిగారు. అతడు చెప్పిన కొమ్మ మీద చంద్రుడు అనే వల్ల టపీ మన మీద దృష్టి వెళ్ళింది, వెతుక్కోవాల్సిన శ్రమ లేకుండా, అవునా లేదా? కనుక దేనికి సహకరించింది, చాలా సులభంగా చంద్రుడిని తెలుసుకోవడానికి పనికొచ్చింది. కనుక తటస్థ లక్షణంగా చంద్రుడిని అక్కడ చెప్పారు. అదే చంద్రుణ్ణి మరొక రకంగా కూడా చెప్పచ్చు, దాని స్వరూప లక్షణం అంటారు. రెండో లక్షణం ఏంటి? స్వరూప లక్షణము. బ్రహ్మమును రెండు లక్షణాలతో చెప్పడం తటస్థ లక్షణము అనగా, జన్మస్థితిలో ఎవడి వల్ల జరుగుతున్నాయని చెప్పిన దాన్ని తటస్థ లక్షణం అంటారు. ఇక స్వరూప లక్షణం ఏంటో చెప్పుకుందాం. ఇప్పుడు చంద్రుడి గురించి చెప్పుకుందాం. చంద్రుడి స్వరూప లక్షణం ఏంటి అంటే ప్రకృష్ట ప్రకాశశ్చంద్ర అని చెప్పేట. ఈ రెండు, ఒకటి ఏం చెప్పారండి, కొమ్మ మీద కనిపించేవాడు చంద్రుడు, ఇంకోటి ఏం చెప్పారు తెలుసా, ఈ రాత్రిపూట నువ్వు ఆకాశంలో చూసినప్పుడు మిలమిల్లాడుతూ చాలా కనబడతాయి, వాటన్నిటికంటే ఎవడు ఎక్కువ ప్రకాశంగా, వాటన్నిటికంటే ఎవడు పెద్దగా కనబడతాడు వాడు చంద్రుడు అని చెప్పాడు. ఇప్పుడు మనకు సులభమైపోయింది, ఒక్కసారి ఆకాశంలో చూడగానే బోల్డ్ నక్షత్రాలు కనబడ్డాయి. ఇప్పుడు ఇందాక చెప్పిన విషయం బట్టి సులభంగా పోల్చుకున్నారు. ఏమని, అందులో పెద్దగా ప్రకాశంగా ఉన్నవాడు ఆ చంద్రుడు వాడే అని పోల్చుకున్నారా లేదా? ఇందాక కొమ్మ మీద చంద్రుడిలా లేదు ఇది. కొమ్మ మీద చంద్రుడు అన్నది తెలుసుకోవడానికి పనికొచ్చింది, కానీ నిజంగా కొమ్మ మీద లేడు. ఇక్కడ ఇది ఎలా సహకరించింది, ప్రకృష్ట ప్రకాశం అన్నప్పుడు నిజంగా ఆయన ప్రకృష్ట ప్రకాశ స్వరూపుడే గనక తెలుసుకున్నారు, అర్థమైంది కదా. కానీ దీన్ని ఏమంటారు, స్వరూప లక్షణము. స్వరూప లక్షణము ప్రకాశము, తటస్థ లక్షణం కొమ్మ మీద చంద్రుడు. కనుక సృష్టి స్థితిలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో అన్నప్పుడు తటస్థ లక్షణమే. ఈ ప్రపంచం అంతటికి ఆయన కారణం, కానీ ప్రపంచ వికారాలు ఏవి ఆయన అంటకుండా ఉన్నాయి. నీ లక్ష్యం ఆయన కనుక ఆయన వైపెళ్ళు. మరి ఆయన స్వరూప లక్షణం ఏంటి? ఆయనకి స్వరూప లక్షణం చెప్పాలి కదా, చెప్పలేదా? అంటే చెప్పారు, ఎలాగ సూచ్యముగా. ఏం చెప్పారు? ఆ చెప్పిన మాట ఇదే ఉపనిషత్తుల ఆధారంగా చెప్పుకోవాలి కనుక. స్వామి స్వరూప లక్షణం చూడండి, బ్రహ్మము స్వరూప లక్షణం ఏమిటది, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఇంతే మరేమి లేదండి, ఎంత చక్కటి మాట. ఇది స్వరూప లక్షణము, తెలిసిపోయింది కదా. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. బ్రహ్మం అంటే అర్థం ఏంటి? మళ్ళీ ఇది బ్రహ్మకు డెఫినేషనే. జన్మాద్యశీయత అనేది ఉపనిషత్తు ఇచ్చిన డెఫినేషనే, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేది ఉపనిషత్తు ఇచ్చిన డెఫినేషనే. ఈ రెండు కలుపుకుంటే మీకు స్వరూపం పరిపూర్ణంగా అవగతమైపోయింది. ఎందుకంటే నువ్వు ఈ కొమ్మకి ఆధారం చేసుకుని ఉన్నావు కనుక కొమ్మపై చంద్రుడిని చెప్పగలిగింది. కొంచెం మరికొంచెం తెలియగలిగితే పైన చెప్పాడు, ఇప్పుడు అది కూడా తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇప్పుడు వెతుకువాడిని, ఈ లక్షణాలు ఉంటాయని తెలిస్తే వెతుక్కోవచ్చు కదండి. మన పద్మపాదుడి జీవిత చరిత్ర కనబడుతుంది కదా, ఎవరిని వెతుకుతున్నామని అడిగేట పద్మపాదుడిని. ఒక బోయివాడు సింహం ముఖం వేసుకుని మనిషి శరీరం వేసుకున్న ఒక జంతువును వెతుకుతున్నాను అన్నట్టవాడు. అయితే నేను వెతుకుతాలే నీకెందుకు శ్రమ అన్నట్ట. వెతుకుడు దొరికింది, సరే అది వాడు ఊహించుకోవాలి. ఇక్కడ ఊహించుకోక్కర్లే ఆ రూపం, ఇక్కడ వాడు అంత గట్టిగా భావించాడు గనక ఆ వస్తువు వల్ల దొరికింది. ఇక్కడ భావించుకోక్కర్లే, సత్యం జ్ఞానం అనంతం ఎక్కడది వెతకండి, ఇది తయారు చేయక్కర్లే, ఊహించక్కర్లే, ఏమీ లేదు. ఈ ఇచ్చినవి దగ్గర పెట్టుకుని వెతుక్కోవడం మొదలెట్టుకుంటే ఇలాంటిది ఎక్కడైనా ఉందా చూడండి, మనకు తప్పిపోయినాడు అని ఫోటో ఇస్తారు. ఆ ఫోటో దగ్గర పెట్టుకుని కనిపించిన ప్రతివాడు మొహం చూసుకుంటూ వెళ్తుంటే ఈ మొహం ఎక్కడో అక్కడ పట్టేసుకోవచ్చు, చాలా సులభం కదా. కనుక తప్పిపోయేటి సత్యజ్ఞానం అనంతం వెతకండి ఎక్కడున్నాడు. సత్యజ్ఞానం అనంతం అంటే అర్థం చెప్పేశాం కదా, సత్యం అంటే ఎప్పుడు ఉండేది, జ్ఞానం కేవలం చిత్స్వరూపమై ఉండేది, అనంతముగా ఉన్నది, వెతకండి ఎక్కడుంది అది. అంతటా ఉన్నది, కేవలం ఉండడమే లక్షణంగా కలిగినది, ఉండడమే లక్షణం అంటే ఆకాశంలా జడంలా కాకుండా చిత్తుగా ఉన్నది. ఆకాశానికి ఇంకొక్కటి కలిపేసేయండి, చిత్తు అయిపోయింది. చిత్తు ఆకాశం కల్పిస్తే ఏమైందండి? నిన్న నేను ఒకటి చెప్పాను, ఆకాశం ఇంచుమించి పరబ్రహ్మను అర్థం చేసుకుని పనికి వస్తుందని చెప్పాం. మొత్తం వ్యాపించిపోయింది, దేనికి అంటట్లేదు. దాని అందే అన్నీ పుడుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి, అన్నీ దానిలోనూ లయమైపోతున్నాయి. ప్రద్దానికి కావలసినటువంటి శక్తి పుష్టి అంతా ఆకాశం నుంచే వస్తుంది. అచ్చం భ్రమ లక్షణాలుగా ఉన్నాయి కదా. మొత్తం తేడా ఎక్కడొచ్చిందంటే ఆకాశం జడం, పరమాత్మ బుద్ధం. నేను అదే చెప్పాను కదా, ఆకాశం శుద్ధమే కానీ బుద్ధం కాదు అని. నీకు బుద్ధం, బుద్ధం అంటే చిత్తు. కనుక పరమాత్మ ఆకాశం ఎలాంటి ఆకాశం? చిదాకాశం. ఆ చిదాకాశమే చిదంబరం, దాన్ని పట్టుకో. అది ఎక్కడుంది? నీలోనే దహరాకాశ రూపిణిగా ఉంది అదే. వేరే లేదయ్యా చిదాకాశం, ఇదే చిదంబర రహస్యం. అదనమాట, నేను చిదంబరం అసలు మళ్ళీ ఓ లింగాకారంలో ఉంటుందనుకున్నానండి, తెర తీసారు ఏమీ లేదండి, ఏమీ లేదు అనిపించడమే చిదంబరం. నామరూపాలు లేవు అక్కడ. మళ్ళీ లింగం అనగారు మళ్ళీ పరిచ్ఛిన్నం వచ్చింది, రూపం అంటే పరిచ్ఛిన్నం వచ్చింది. చిత్రం ఏంటంటే నువ్వు అనుకుంటున్న ఈ జన్మాద్యస్య యత అంటే సృష్టి జరగడం, పెరగడం, లయం చెందడం అనేటువంటి క్రియ, ఈ ఆట ఉందే, ఏది ఒక రిథమిక్గా జరిగేటువంటి సృష్టి స్థితిలో ఆట, డ్యాన్స్. ఈ డ్యాన్స్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఆ చిదాకాశంలో, చిదాకాశం వల్ల జరుగుతుంది. కానీ అసలు స్వరూపం ఏమిటి? డ్యాన్సు, చిదాకాశంలో జరుగుతున్న డ్యాన్సు, ఇదంతా కూడా తటస్థ లక్షణం. స్వరూప లక్షణం ఏంటి? చిదాకాశమే అని స్వరూప లక్షణం. కనుకనే డ్యాన్స్ చేసినప్పుడు నటరాజు అన్నావు, చిదాకాశం అన్నప్పుడు ఏమీ లేనటువంటి స్వరూపంగా చూపించావు. అదే అక్కడ తెరతీ చూపిస్తారు. ఇదేనండి చిదంబర రహస్యం, ఇదండి ఇక్కడ ఉన్నది మొత్తం బ్రహ్మసూత్రంలో. తెలిసిపోయిందే దహరాకాశం కూడా చిదంబర రహస్యం. అర్థమైందా? ఆకాశం తగిలేనుగా ఎందుకు అర్థమవుతుంది? ఆకాశం ఏమి అర్థం కాదు, ఆకాశం మధ్యలో ఇదిని పెడితే అర్థమవుతుంది. చిత్ ఆకాశం అర్థమైంది కదా. ఆకాశం మీలో నాలో ఉన్నది, ఈ ఆకాశం కాదు మనం చెప్పేది, చిదాకాశం. అది చిదాకాశ స్వరూపం అనే విషయాన్ని ఇక్కడ ప్రతిపాదన చేస్తూ స్వామివారు ఇప్పుడు మనకి తటస్థ లక్షణ స్వరూప లక్షణాల్లో వివరించేశారు. కనుక జన్మాద్యశత అనే తటస్థ లక్షణం ద్వారా సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అని బ్రహ్మానందవల్లిలోనే వస్తుందండి మాట. అదే ఉపనిషత్తుల తైత్రీయంలోనే బ్రహ్మానందవల్లిలో వస్తున్నది ఆ మాటను ప్రస్తావన చేసి ఈ స్వరూప లక్షణం సూత్రకారుల చేత సూచించబడింది. కనుక తటస్థ లక్షణం వాచ్యంగా చెప్పారు, స్వరూప లక్షణం సూచ్యంగా చెప్పారు అన్నాడు. వాచ్యంగా అంటే నేరుగా చెప్పాడు, లోపల దాచి చెప్తే సూచ్యంగా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అదే కదండి రహస్యం, అది తేల్చి చెప్పేశాం. ఈ విధంగా ఇక్కడ వరకు వివరించినది రెండవ సూత్రం కూడా మనకు అయిపోయింది. ఏది? జన్మాద్యస్య యతః. ఇక మూడవ సూత్రంలోకి ప్రవేశిస్తున్నాం. దీన్ని ఏమంటారు? శాస్త్రయోనిత్వ అధికరణం. ఇక్కడ ఒక్కొక్క అధికరణంలో ఒక్కొక్క సూత్రమే వచ్చాయి. మొదటిది జిజ్ఞాసాధికరణం, రెండవది జన్మాది అధికరణం, ఇప్పుడు వచ్చినది శాస్త్రయోనిత్వ అధికరణం అన్నాడు. ఈ అధికరణంలో సూత్రం మళ్ళీ చూస్తున్నాం, శాస్త్రయోనిత్వాత్. ఇదండి సూత్రం. సూత్రం ఏంటి? శాస్త్రయోనిత్వాత్. ఇది కలిపి ఒకటే శబ్దం నిజానికి. యోనిత్వాత్, యోని అనే శబ్దానికి కారణము అని అర్థము. అసలైన నిఘంటు అర్థం, శాస్త్రార్థం కారణము. ఆ పరమాత్మ జన్మాద్యత అని ఎలా చెప్పగలిగావు అంటే శాస్త్రయోనిత్వం అత్యందన్నారు శంకరుడు శాస్త్ర ప్రమాణం అని. అది తీసుకోవచ్చు ఇక్కడ, కానీ దీనిలో ఇంకా విశేషం ఉంది కనుకనే జాగ్రత్తగా వెళుతున్నాం. శాస్త్రము కారణము కావడం చేత అని తీసుకోవచ్చు. శాస్త్రము కారణము కావడం చేత అని చెప్పడం ఒకటి. జాగ్రత్తగా వినండి, ఈ సూత్రానికి రెండు అర్థాలు ఉన్నాయి. అది వచ్చిన చిక్కు, అది వచ్చిన చిక్కు కాదు, అది ఇందులో ఉన్న మజ. ఇంకో మాటలో చెప్పాలంటే రెండు రకాలు కదంటే, శాస్త్రస్య యోనిహి శాస్త్రయోనిహి, శాస్త్రయోనిహి భావ శాస్త్రయోనిత్వం, రెండు చెప్పారు ఇక్కడ. అంటే శాస్త్రములకు కారణమైన వాడు కావడం చేత ఒక కారణం అండి, ఒక అర్థం ఇది. శాస్త్రములకు ఇతడి కారణము, ఇది ఒకటి. రెండవది శాస్త్రములు ఇతడికి కారణము. జాగ్రత్తగా రెండు రాసుకోండి, తర్వాత దీన్ని మనం సమస్య పరిష్కారం చేసేద్దాం. మొదట ఏం చెప్పాడు? శాస్త్రములకు ఈ బ్రహ్మము కారణము, ఇది ఒక అర్థం. రెండవ అర్థం ఏంటి? శాస్త్రములు ఈ బ్రహ్మమునకు కారణము. సరే, మొదట అర్థాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. శాస్త్రములకు ఈ బ్రహ్మ కారణం, ఎందుకంటే ఈ బ్రహ్మ ఎటువంటి వాడు? జడ పదార్థం కాదు, చైతన్య స్వరూపుడు. గుర్తుపెట్టుకోండి, నేల మించి పంటలు వచ్చాయి కనుక నేల సర్వకారణం, ఇంకా నేల జడ పదార్థం అండి బాబు. అలాంటిదా పరమాత్మ? కాదు, అని చైతన్య స్వరూపుడు. అందుకే సర్వజ్ఞ సర్వశక్తిమంత అజ్ఞాహ, అన్నీ తెలిసానికి సర్వజ్ఞాన సంపన్నుడు ఆయన. తన యందు జరుగుతున్న సర్వ జగత్తు యొక్క ఆనుపాలను తెలిసిన మహానుభావుడు ఆయన. సర్వజ్ఞుడు, సర్వశక్తివంతుడు. అంత సర్వజ్ఞుడు గనకనే సర్వ జ్ఞానములు సర్వశాస్త్రములు ఆయన నుంచే వచ్చాయి అది చెప్పాడు. కనుక సర్వశాస్త్రములు సర్వజ్ఞానములు ఆయన నుంచి వచ్చాయి. జాగ్రత్తగా వెళ్ళండి. వేదాశాస్త్రాన్ని విజ్ఞానం, తర్వాత వాక్యం మీరే పూర్తి చేయాలి. చదువుతూ ఉంటారు కదా పారాయణ, విద్యాశిల్పాది కర్మచ వేదాశాస్త్రాన్ని, ఇవన్నీ కూడా ఏతత్సర్వం అది ఏతత్సర్వం జనార్దనాత్ అక్కడ చెప్పాడు. అది సర్వశాస్త్రములు ఎక్కడి నుంచి వచ్చాయి? విద్యాశిల్పాది కౌశలం సర్వ నైపుణ్యములు ఆయన నుంచి వచ్చాయండి. ప్రపంచానికి సర్వశాస్త్రములు ఆయన నుంచి వచ్చాయి. అయితే శాస్త్రములు అన్నప్పుడు ముఖ్య గౌణ అని రెండు భేదములతో ఉంటాయి శాస్త్రాలు గుర్తుపెట్టుకొని. గౌణ శాస్త్రములు అంటే మానవ బుద్ధితో మానవ తర్కంతో ఆలోచించి రచించేవి అవి. అవి కూడా ఈశ్వర ప్రేరణ వల్లే బుద్ధి కూడా వస్తుందనుకుంటే పర్వాలేదు, వదిలేద్దాం. కానీ గౌణ శాస్త్రములు అంటే ఇది వ్యాకరణ శాస్త్రము, వైద్య శాస్త్రము, ఇవన్నీ గౌణములు, ఇవన్నీ కూడా మానవ బుద్ధి జనితములు. ముఖ్య శాస్త్రము అదే ఇక్కడ తీసుకోవాల్సింది. ముఖ్య శాస్త్రం అంటే వేదాదులు, వేదోపనిషత్తులు ముఖ్య శాస్త్రములు అంటారు. ఎక్కడ మీకు శాస్త్ర గ్రంథాల్లో శాస్త్రము అనే మాట వచ్చినా అది వేదమని అర్థం చేసుకోండి. ఇదే మాట చక్కగా వెళ్ళిపోడు భగవద్గీతలోకి. ఎక్కడెక్కడ బ్రహ్మసూత్రాలకు భగవద్గీతకు సమన్వయం, ఎక్కడెక్కడ భాగవతానికి సమన్వయం, ఎక్కడెక్కడ ఉపనిషత్తులకు సమన్వయం, అన్నీ కలిపి మనం ప్రస్థానత్రయం చెప్పుకుంటున్నాం ఇక్కడ బ్రహ్మసూత్రాలు పెద్ద. అవునా లేదా? ఇదే మాట వెతకండి. స్వామి చెప్తున్నాడు పరమాత్మ, వేదైశ్చ సర్వైరహమేవ విద్యా వేదాంతకృత్ వేద విదేవచాహం. శాస్త్రయోనిత్వాత్ అనే మాటకి అది డెఫినేషన్ అండి. మళ్ళీ నా చేత భగవద్గీత చెప్పిస్తున్నారా? లేదు, అప్పుడు నా చేత బ్రహ్మసూత్రాలు చెప్పించారు, సరిపోయింది కదా. సరే ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ? వేదైశ్చ సర్వైహి అహమేవ వేద్య అన్నాడు ఇక్కడ. అది పక్కన పెడదాం, ఎందుకంటే దాని అర్థం తర్వాత తీసుకుందాం. వేదాంత కృత్, వేదాంతమును తయారు చేసిన వాడని నేను అన్నాడు ఇక్కడ. అయ్యా నువ్వు వేదాంత వాక్యం చెప్పింది అని నెత్తికెత్తుకునిందాక మాతో దబాయించి సమర్థించేవే జన్మార్జేశత అని, ఏమిటయ్యా నీ వేదాంతం గొప్ప, నీ వేదము గొప్ప, అది ఎందుకు ప్రమాణంగా తీసుకోవాలి అంటే అది ఆయన నుంచి వచ్చింది గనక అదే మనకు ప్రమాణం అన్నాడు ఇక్కడ. ఆయన నుంచి వచ్చిన జ్ఞానం ఆయన గురించి చెప్పడానికి మా బుర్రలతో తయారైన జ్ఞానం చెప్పకూడదు. వేదాంత శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి అని ఎందుకు చెప్పామంటే అది ఆయన నుంచి వచ్చింది గనక. వేదాంత కృత్, వేదాంత కృత్, కృత్ అంటే తయారు చేసినవాడు, వేదాంతమును తయారు చేసినవాడు అంటే మేము తీసుకున్న వేదాంత శాస్త్రాన్ని ఏర్పరిచినవాడు ఆయన. కానీ వేదాంతానికి కారణం ఎవడు? వేదాంతానికి కారణం అంటే వేదానికి కూడా కారణం ఆయనే, ఇది తెలుసుకోండి. అందుకే స్వామి శాస్త్ర తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితే అని గట్టిగా చెప్పాడు. ఇక్కడ శాస్త్ర ప్రమాణం తీసుకోవయ్యా అన్నాడు. అక్కడ తాగాడా? శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకోండి అని చెప్తూ శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుంటే దెబ్బతింటావని వాళ్ళు బెదిరించాడు కూడా. జ్ఞానం అనులోమ విలోమంగా ఉపదేశించాలట, అప్పుడు కానీ ఎక్కదట. అనులోమంగా చెప్పేటప్పుడు ఎలా చెప్తున్నారంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకో, ఇది పాజిటివ్ సెన్స్లో చెప్పడం. తీసుకోకపోతే దెబ్బతింటావు, పాడైపోతావు అని చెప్తే నెగిటివ్ సెన్స్లో. మొదటి దానికంటే రెండోది గట్టిగా ఎక్కుతుంది మనకి. ఇది పుచ్చుకుంటే బాగుపడతావురా అంటే చూద్దాం, పుచ్చుకోకపోతే నశిస్తావరా అంటే వెంటనే నోట్లో వేసుకుంటాం. రెండు చెప్తున్నాడు ఇక్కడ. వెంటనే ఏమన్నాడు? యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నచ సిద్ధిమవాప్నోతి న సుఖంపన పరాంగతం. కనుక తార్కికులారా, మేధావులారా, మీ తలకాయలు పగలగొట్టుకుని ఆలోచించి చేసే సిద్ధాంతాలు ఏవైనా మా వేదాంత శాస్త్రం ఒప్పుకుంటే మేము ఒప్పుకుంటాం. అదే ఇక్కడ వేదాంత కృత్, ఎందుకంటే ఆ వేదాంతాన్ని తయారు చేసిన వాడు ఆయన, అది మన ప్రమాణం. ఎందుకంటే ఏదో ఒక శాస్త్ర ప్రమాణం లేకుండా నీ స్వతంత్ర బుద్ధితో ఆలోచించలేవా? ఆలోచించు, నీ స్వతంత్ర బుద్ధితో వేదాంతం చెప్పినట్టు ఆలోచించు, అది కావాల్సింది. కనుక తర్కానికి కూడా ప్లేస్మెంట్ ఉంది వేదాంతంలో, కర్మలో లేదు ప్లేస్మెంట్. అందుకే వేదాంత శాస్త్రానికి కర్మకి అది తేడా అండి. కర్మలో చెప్పించే అంటే మరి నో క్వశ్చన్, నువ్వు యజ్ఞం ఇలా చేయవలెను, యజ్ఞం ఇలా చేయడం వల్ల నీకు వర్షము కలుగును, సంతానము కలుగును, లేక స్వర్గలోకమునకు నువ్వు పోవుదువు అని చెప్తాడు. అది అలాగే చేయాలి, చచ్చినట్టు చేయాలి, మార్చడానికి లేదు. యజ్ఞం అలాగే చేయాలి, ఎందుకు అలా చేయాలట క్వశ్చన్ లేదు. అది తరీక, పద్ధతి అది. అలా చేస్తేనే యజ్ఞం ఫలితం ఇస్తుంది, ఇంకోటి లేదండి. అంతేగాని యజ్ఞంలో చెప్పినట్టు కొంత చేస్తానండి, నేను కొంత కలుపుతానండి అంటే ఫలితం కూడా అలాగే వెలగబడుతుందండి, ఇది గుర్తుపెట్టుకోండి. అలా నువ్వు మళ్ళీ దాన్ని కలిపి చేయడానికి లేదు, దానిలో డైరెక్ట్. అందుకే డాక్టర్ గారు ఇచ్చిన మంది ఇచ్చారండి, నేను కూడా కొనుక్కుని కూడా కలిపేసుకుని తింటానంటే అలా ఉంటుంది, అలా ఉంటుంది ఇక్కడ. దానికి అదే, దీనికి అలా కాదుట, ఇది దీని పనే విచారణ. అందుకే ఏం చేయాలంటే వేదాంత వాక్యం జాగ్రత్తగా తీసుకుని అందులో ఏం చెప్పారో ఆలోచించి నువ్వు చక్కటి ఉపమానాలు ప్రమాణాలు శాస్త్ర సమ్మతమైన అనుమానాదులు అన్నీ తీసుకుంటే కానీ ఇది ఎక్కడ, ఇది రెండింటికి అది తేడా. అర్థమైంది కదా, కర్మశాస్త్రానికి వేదాంత శాస్త్రానికి అక్కడ భేదం ఉందండి. అది శంకరులు ప్రతిపాదన చేస్తూ ఇక్కడ చెప్తున్నారు శాస్త్ర యోనిత్వాత్. ఈ శాస్త్రం అంత గొప్పదా అండి, మీరు అన్నారు ఈ ప్రపంచం అంతా పోతూ ఉంటుంది పోతూ ఉంటుంది అని. మరి వేదం మాత్రం పోదా ప్రపంచంతో పాటు అంటే, ప్రపంచంతో పాటు పోయినా మళ్ళీ సృష్టి చేసినప్పుడు పరమాత్మ వేదాన్ని యథాతథంగా తీసుకొస్తాడయ్యా అన్నాడు ఇక్కడ అని శాస్త్రమే చెప్తుంది. అంటే ప్రళయాదుల తర్వాత మళ్ళీ ఆ వేదం బ్రహ్మదేవుడికి ఇవ్వబడుతుంది యథాప్రకారంగా. దాన్ని అనుసరించి సూర్యాచంద్రమసౌధాత యథాపూర్వం అకల్పయత్. అవునా లేదా శాస్త్రం చెప్తున్నది మనకి? కనుకనే వేదములు నిత్యములు, నిత్యములు ఆ విధంగా ఉంటాయి సుమా. దీనికి ప్రమాణం మళ్ళీ శాస్త్ర యోనిత్వాత్తండానికి ఉపనిషత్తు కూడా చెప్పాలి. అంటే వేదము నాకు ప్రమాణము అనే మాట వేదమే చెప్పాలట, మళ్ళీ మీరు నేను చెప్తే కుదరదు. అప్పుడు మేము ఒప్పుకుంటాం అది కూడా, ఎందుకంటే వేదమే ప్రమాణం అన్నావు కదా నువ్వు, ఒప్పుకోవాలి కదా. వేదమే ప్రమాణం అన్నమాట వేదం చెప్తే ఒప్పుకుంటాం, ఎందుకంటే వేదమే ప్రమాణం ఉన్నావు కదా, కానీ వేదమే ఈ మాట చెప్పాలన్నాడు. ఏమని, శాస్త్ర యోనిత్వాత్ అనే మాట వేదం చెప్పిందా? శాస్త్రములన్నీ పరమాత్మ నుండే వచ్చాయి. వేదం చెప్పిందా వేదాంతం చెప్పిందా అంటే ఏది చెప్పినా వేదమే, కానీ ప్రస్తుతం మనకు వేదాంతమే ప్రమాణం కనుక కర్మశాస్త్రం ఇప్పుడు తీసుకోవట్లేదు, అంతా జ్ఞానశాస్త్రం తీసుకుంటున్నాం కనుక వేదాంతంలో ఇలాంటి వాక్యం ఏదైనా ఉందండి నాకు చెప్పండి. శాస్త్రములు పరమాత్మ నుండి కలిగినవి అనే మాట వేదాంతం నుండి ఉంటే మీ సూత్రం మేము కరెక్ట్ ఒప్పుకుంటాం. చూపిస్తున్నా చూడండి, బృహదారణ్యక ఉపనిషత్తులని మంత్రాన్ని చూపిస్తున్నారు. ఏమని, అస్య మహతోభూతస్య నిశ్వసితం ఏతద్య దృగ్వేదో యజుర్వేద సామవేదో దర్వాంగిరస. అంటే ఈ మహద్భూతం నుంచి గట్టి మాట్లాడి, మహద్భూతం అంటే మహద్భూతం అంటే గొప్పగా ఉన్నవాడు అని అర్థం. గొప్పగా ఉన్నవాడు అంటే ఎప్పుడు ఉండేవాడు, సత్తు చిత్తుగా ఉండేవాడు వాసుదేవుడు, వాడే మహద్భూతం. ఇదే మాట వాడేసిందండి తీసుకొచ్చి విష్ణు శాస్త్రం, ఏకో విష్ణు మహద్భూత పృథక్ భూతాన్ నినేకశ స్త్రీన్ లోకాన్ వ్యాప్య భుంక్తాత్మా భుంక్తే విశ్వభగవ్యయ. అదే మాట ఇక్కడ చెప్తున్నాడు. అందుకే అస్య మహతోభూతస్య నిశ్వసితం. ఆయన మాత్రం కూర్చుని తయారు చేశారంటే నమ్మద్దు, మళ్ళీ పుస్తకం రాసిచ్చాడండి వేదం అంటే అది కాదు. నిశ్వసితం ఆయన నిట్టూర్పు అన్నాడు. ఎంత చక్కటి మాట అండి, ఆయన ఊర్పులుట, ఆయన యొక్క ఊపిరిగా వచ్చినటువంటివి ఏమిటి, ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వవేదములు నాలుగును. అందుకని ఇది ఒకటండి కాదు, నాలుగు ఆయన నుంచే వచ్చినవి అని చెప్పబడుతున్నది కదయ్యా. కనుక శాస్త్ర యోనిత్వాత్ అనేది ఒప్పుకున్నామా లేదా? కనుక నిత్యమైనటువంటి వేద శాస్త్రములు ఆయన నుంచే వచ్చాయి. ఎందుకంటే బ్రహ్మగారి నుంచి వచ్చాయి అంటే బ్రహ్మగారికి ఈయన ఇచ్చాడని ప్రమాణం మనకి శాస్త్రంలోనూ ఉంది కనుక. ఇప్పుడు ఇంకోటి చూద్దాం, శాస్త్రము ఎవరికి కారణమో, రెండో అర్థం అండి. ఇప్పుడు చూడండి, శాస్త్రము ఎవరికి కారణమో అంటే దేని గురించి, ఇది ఎందుకన్నారు అంటే ఆయన నుంచి శాస్త్రాలు వచ్చాయి నిజమే. ఇప్పుడు ఆయన మనం తెలుసుకోవాలి, ఆయన్ని తెలుసుకోవాలి అన్నప్పుడు దేని ద్వారా తెలుసుకోవాలి? ఇంతవరకు ఇందాక మీరే చెప్పేశారు ఏమని, శాస్త్రము ద్వారా తెలియాలి. ఇప్పుడు ఆయన తెలియబడ్డాడు అంటే ఇదివరకు తెలియబడని వాడు ఇప్పుడు తెలియబడ్డాడే లేదా? కొత్తగా తయారయ్యాడే నేను అనలేదు, ఇదివరకు తెలియబడని వాడు ఇప్పుడు తెలియబడ్డాడు అంటే కారణమైనట్టు దొరికాడనే కదా అర్థం. ఈయనకు దొరకడానికి కారణం ఏమైంది కనుక, ఆయనకు కారణం ఏమైంది ఇప్పుడు, శాస్త్రమే కదా. కనుక శాస్త్రము వల్ల దొరికాడు కనుక ఎవనికి శాస్త్రము కారణము అని రెండవది అర్థం. అది శాస్త్ర యోనిత్వాత్తని, ఆయనకు శాస్త్రము కారణమవ్వడం చేత అని అర్థంట. ఆయనకు శాస్త్రము కారణమవ్వడం చేత, ఇది ఎక్కడుందండి భగవద్గీతలో? ఇందాక నేను ఇది పక్కన పెట్టండి అన్నానే, దాన్ని ఇప్పుడు పక్కన తెచ్చుకోండి ముందుకి. వేదేశ్చ సర్వైహి అహమేవ విద్య వేదాంత కృత్ వేద విదేవతాహం. జాగ్రత్తగా చూడండి, వేదేశ్చ సర్వైహి అహమేవ విద్య, వేదములన్నిటి చేత నేనే తెలియబడుతున్నాను అన్నాడా లేదా? అంటే ఇప్పుడు శాస్త్రం ఆయనకు కారణమైందా లేదా? అంతేకాదు వాటికి నేను కారణము, వేదాంత కృత్ రెండు అక్కడ ఉన్నాయి. అంతేకాదు ఆ వేదాల స్వరూపం ఏంటండి అది మీకు తెలియదండి, ఏదో అక్కడ ముక్కలు ఇక్కడ ముక్కలు తీసుకొచ్చాడు కానీ అసలు వేదం యొక్క అసలు స్వరూపం నాకే తెలుసు, వేద విదేవ తాహం మూడు చెప్పాడు అక్కడైనా. ఇప్పుడు శాస్త్ర యోనిత్వాత్ కృష్ణ పరమాత్మ నోట్లోంచి మనకి ఇప్పుడు పట్టుకొచ్చి చెప్పుకున్నాం. కనుక శాస్త్రములన్నిటికీ కారణమైనటువంటి వాడు. ఇప్పుడు ఇందాక తార్కికులు అడిగినటువంటి దాని గట్టి సమాధానం శాస్త్ర యోనిత్వాత్లో వచ్చేసింది ఏమని, ఊహతో చెప్తున్నామంటే శాస్త్ర ప్రమాణం కావాలి కనుక జన్మాద్యశేత ఇత్యాదులంటికి శాస్త్రం చెప్పిందే ప్రమాణము అనే విషయాన్ని చెప్పాడు. ఎందువల్ల అయ్యా శాస్త్రం మాకు అంత గొప్పగా తీసుకోవాలి? మళ్ళీ ప్రశ్న, ఎందువల్ల తీసుకోవాలి? వేయండి ప్రశ్నకు ప్రశ్న. శాస్త్రమే గొప్పది, శాస్త్రం వల్ల ఆయన తెలియబడుతున్నాడు నిజమే. ఎందుకంటే శాస్త్రము ఆయన్నే చెప్తోంది గనక, అది అనమాట. శాస్త్రం ఆయన్నే చెప్తోంది, ఆయన్నే చెప్తున్న దాన్నే మనం తీసుకుంటే ఆయన్ని తెలుసుకోగలం. జాగ్రత్తగా అర్థమైంది కదా, నేను తేట తెలుగులోనే చెప్తున్నాను. మీకు వచ్చిన చిక్కలు ఏంటంటే కథ లేదు, కాకరకాయ లేదు, తర్వాత ఇన్సిడెంట్ ఏమిటా అనేటువంటి సస్పెన్స్ లేదు. చిక్కంత అక్కడ వచ్చింది, ఇంకేమీ లేదు. కనుక ప్యూర్ సైన్స్, అవునా లేదా? మనం కథలు చెప్పుకునే దానికంటే సైన్స్ పాఠం సీరియస్సే, మ్యాథమెటిక్స్ మరీ సీరియస్. కొందరు జ్వరం వస్తుంది క్లాస్కి వెళ్ళాలంటే, ఇది అంతే సీరియస్. కానీ సీరియస్ కాదు, సిన్సియారిటీ లేకపోతే సీరియస్. సిన్సియర్గా వినండి, ఎంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ. శాస్త్రములన్నీ ప్రమాణంగా తీసుకోవాలని, దేనికి తీసుకోవాలయ్యా? యజ్ఞాలు చేయడానిక? మా సబ్జెక్ట్ ఇప్పుడు యజ్ఞం కాదు, మా సబ్జెక్ట్ ఇప్పుడు కర్మ కాదు, మా సబ్జెక్ట్ ఇప్పుడు ఉపాసన కాదు, మా సబ్జెక్ట్ ఇప్పుడు ఏమిటి? బ్రహ్మము. బ్రహ్మమును తెలుసుకోవడం మా సబ్జెక్ట్. కనుక బ్రహ్మము తెలుసుకోవడానికి శాస్త్రమే మాకు ప్రమాణం. శాస్త్రం ఎందుకు ప్రమాణము? శాస్త్రము బ్రహ్మమునే చెప్తుంది కనుక. అది గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. బ్రహ్మమును చెప్పే శాస్త్రమే బ్రహ్మమును తెలుసుకోవడానికి పనికొస్తుంది. వైద్యం తెలుసుకోవాలంటే ఏ పుస్తకం కొనుక్కోవాలండి? తిన్నగా వెళ్ళి జ్యోతిషం పుస్తకం పట్టుకొచ్చి వైద్య శాస్త్రం ఎక్కడుందా అని వెతకూడదు, అంతే కదా? అలాగే జ్యోతిషం తెలుసుకోవాలంటే వైద్య శాస్త్రం పుస్తకం పట్టుకుని వెతకూడదు. ఏ సబ్జెక్ట్ ఎందులో దొరికితే అది పట్టుకో. కనుకనే వేదాంత వాక్యములు బ్రహ్మమునే ప్రతిపాదిస్తున్నాయి, ఇంకొకటి కాదు, ఇది అండి వాక్యం. కానీ మిగిలిన వాళ్ళు గోల ఏం పెట్టారు? శాస్త్ర ప్రమాణం ఒప్పుకున్న ఆత్మా బ్రహ్మమే ఒప్పుకోమండి, దేహమే అంత అని అనేవాళ్ళు వేదాంత వాక్యాన్ని పట్టుకుని దానికి అన్వయించే ప్రమాదం ఉంది, అంతే కదా? ఇంకోళ్ళు వచ్చి ఏం చెప్తారు? కాదండి, ప్రకృతే ప్రధానము లేదా ఈశ్వరుడే ప్రధానము అని ఇవి తీసుకొచ్చి జీవుడు బ్రహ్మము ఒకటి కాదు అని చెప్పడానికి ఇవే వేదాంత వాక్యాలు తీసుకోవచ్చు. కాదయ్యా, వేదాంత వాక్యములు ఆ ఒక్కడైన బ్రహ్మమునే చెప్తున్నాయి. కనుక వేదాంత వాక్యముల తాత్పర్యం ఏమిటి? తాత్పర్యం, ఇప్పుడు తాత్పర్యం అనే మాట అంటారు కదండి, మరి ఏది చెప్పినా చెప్పిన తాత్పర్యం అనేది కావాల్సింది. పది పదార్థం చెప్పినా కింద తాత్పర్యం రాయాలి వాడికి. తాత్పర్యం అంటే హృదయం, దాని తత్పరత ఎటువైపు ఉన్నది, తత్పరత అంటే దాని ఏమేమిటి, దాని లక్ష్యం ఏంటి, ఇన్ని మాటలు చెప్పి ఎందుకు చెప్పావు, అదనమాట తత్పరత అంటే, తాత్పర్యం అంటే అది. కానీ వేదముల వేదాంతముల తాత్పర్యం ఏమిటి అంటే, వేదాంతములన్నిటి చేత అదే తాత్పర్యముగా చెప్పబడింది గనక అది శాస్త్రయోని, అదే జన్మాద్యస యత, దాని గురించి జిజ్ఞాస బ్రహ్మ జిజ్ఞాస. మళ్ళీ వెనక నుంచి ముందుకు తీసుకెళ్ళింది మిమ్మల్ని. కనుక ఇప్పుడు వేదాంతముల చేత ప్రతిపాదింపబడుతున్నది అదే అనే సూత్రం వస్తుందండి. ఇది నాలుగవ సూత్రం. నాలుగవ సూత్రం ఏంటి? తత్తు సమన్వయాత్. ఇది నాలుగవ సూత్రం, తత్తు సమన్వయాత్. ఈ సూత్రం మళ్ళీ మరో అధికరణం. దీనికి సమన్వయాధికరణం. అధ్యాయం పేరు సమన్వయాధ్యాయం, దానిలో సమన్వయాధికరణం వచ్చింది. సమన్వయాధ్యాయం అంటే జాగ్రత్తగా తెలుసుకోండి, సమన్వయిస్తాడు అంత. ఇక్కడ తెలుసుకుంటే చాలు కదా. సమన్వయం అంటే ఇద్దరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని కలిపిస్తే సమన్వయం కాదండి, దాన్ని అప్పటికప్పుడు సెటిల్ చేయడం. సమన్వయం అనేటప్పటికీ తాత్పర్యం, ఇదే ప్రధాన అర్థం తాత్పర్యం. ఇంకా చెప్పాలంటే చక్కగా అర్థము చెప్పున్నది. సమ్ అన్వయం, సమన్వయం, సమ్యక్ అన్వయం అంటే ఉన్నదాన్ని అనుసరించి అర్థం చెప్పాలి. ఆ చెప్పే స్పష్టంగా, చక్కగా, తేటగా, ప్రిజుడిస్ లేకుండా, రిజిడిటీ లేకుండా, అంబిగ్విటీ లేకుండా, ఉన్నది ఉన్నట్టు స్పష్టంగా తేటగా చెప్పడానికి సమన్వయం అని అంటారండి. శాస్త్రములన్నీ కూడా సమన్వయముగా బ్రహ్మమునే చెప్తున్నాయి. సమన్వయముగా అంటే స్పష్టముగా తేటగా చెప్తున్నాయి. లేదండి, భిన్న భిన్న వాక్యాలు ఉన్నాయండి, కానీ భిన్న భిన్న వాక్యాలన్నీ ఒకే తాత్పర్యం వైపు తీసుకెళ్ళిపోతున్నాయి. అందుకే భిన్న భిన్నముగా కనబడిన వాటి యొక్క ఏకాభిప్రాయాన్ని సాధించడమే సమన్వయం. ఇది గుర్తుపెట్టుకోండి, భిన్న భిన్నములుగా కనబడుతున్న వాటి యొక్క ఏకాభిప్రాయం సాధించడం. 10 ఉపనిషత్తులు, 100 వాక్యాలు, ఒక్కొక్క చోట ఒక్కొక్కలా మనకు అనిపిస్తుంది, అంతే కదా? కొన్ని చోట ద్వైత భ్రాంతి కలిగించే వాక్యాలు ఉంటాయి, ద్వైత భ్రాంతి కలిగించేవి, ద్వైత వాక్యాలు కావు. అదేవిధంగా కొన్ని చోట్ల కర్మని సమర్థించే వాక్యాలు, ఉపానిషత్తుని సమర్థించే వాక్యాలు కనిపించవచ్చు, కానీ వాటి యొక్క తాత్పర్యం కూడా ఇవి కావు. అవి శుద్ధ జ్ఞాన విషయమైన బ్రహ్మమును ప్రతిపాదించడమే వాటి యొక్క తాత్పర్యము. తత్తు సమన్వయాత్, తత్ అంటే ఇక్కడ బ్రహ్మమే. ఆ బ్రహ్మము కూడా వీటి యొక్క సమన్వయము వలన ఇదండి. అంటే అక్కడ తాపేశాడు, వాక్యాలన్నీ సగం సగం ముక్కల్లా ఉండాయండి, మన అధ్యాహారాలు తెచ్చుకుని పూర్తి చేసుకోవాలి. ఎలా దాన్ని పూర్తి చేసుకోవాలి అనేది చక్కగా చెప్పిన వారు శంకరులే మనకి. అంతే, ఆ ముక్కలనే వాక్యాన్ని ఒక సంపూర్ణ ఆకారం ఇచ్చి మనకి తేటైన అర్థం ఆయన ఇచ్చారు. అందుకే తర్వాత వాళ్ళు దానికి అర్థం చెప్పుకోవాలన్నా ఆయన చక్కగా తేటకు అక్కడ పెట్టేశాడు కనుక పట్టుకుని చెప్పగలిగారు తర్వాత. ఎంత కష్టపడ్డాడు మహానుభావుడు మన కోసం, అందుకే ఇప్పటికీ మిగిలిపోయాడు మన హృదయాల్లో జగద్గురువుగా. అందుకో మహానుభావుడు అంటాడు, ఎన్ని జన్మలు ఎత్తినా నాకు శంకరాచార్య గురువుగా కావాలి అని. ఎంత చక్కటి మాట అండి, ఎంత అందంగా చెప్తున్నాడు ఇక్కడ. అంటే శంకరాచార్యని గట్టిగా గురువుగా తీసుకుని మరి జన్మ ఉండదు అనుకోండి, చదువుతూ ఆగిపోతే తర్వాత జన్మలో మళ్ళీ ఆయన గురువు అయితే తేట అయితే అర్థమవుతుంది. అంత చక్కగా చెప్పారు. అందుకే శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం, శంకరాచార్యుని మన దాకా తీసుకొచ్చిన వాడే అస్మదాచార్యుడు, అది గుర్తుపెట్టుకోండి. ఆయనకో నమస్కారం. ఎంత తేటగా అన్వయిస్తున్నారు. తత్తు సమన్వయాత్, తత్ అంటే బ్రహ్మము, సమన్వయాత్ తాత్పర్యముగా చెప్పబడడం వలన అన్నాడు. కనుక ఆ బ్రహ్మమే వీటి యందు తాత్పర్యముగా చెప్పబడడం వలన అదే మాకు జిజ్ఞాస, వీటి యొక్క తాత్పర్యముగా చెప్పబడుతున్నది. కనుక శాస్త్రము ఎందుకు గొప్పగా ఉన్నది, శాస్త్ర యోనిత్వాతను ఎందుకన్నామంటే శాస్త్రము సంపూర్ణముగా బ్రహ్మమునే చెప్పడం వలన. తూ అని మధ్యలో ఉందండి. ఈ తూ అనే మాటకు అర్థం ఏంటి? ఏదో శ్లోకాలు రాసేటప్పుడైతే పూరణ కోసం తూచ అని పెట్టేస్తాం అంతే కదా. ఆ శ్లోకాలలో తూచ నిజానికి అక్కర్లేదు, పాదపూరణ కోసం పెడతారు. వాడు పాదపూరణ కోసం పెట్టినా నువ్వు యథాతథంగా గుర్తుపెట్టుకున్నప్పుడు తూచా కూడా గుర్తుపెట్టుకుంటే తూచా తప్పకుండా గుర్తుపెట్టుకున్నావు అని అర్థం. లోకంలో అలా వచ్చింది, తూచా తప్పకుండా. మాట మిగిలింది కానీ ఎందుకు వచ్చిందో తెలియదు మనకి. ఇప్పుడు తెలిసింది కదా, తూ చా అంటే మరియు కూడా ఇచ్చాది అర్థములు. కనుకనే ఇక్కడ తూ అనేదానికి కూడా మరియు అని అంటే అర్థం ఏంటంటే మీరు చెప్పినవన్నీ పూర్వపక్షము చేసేశాక కూడా మేము చెప్తున్నది ఏమిటంటే, కనుక తూ అనే మాట ఇక్కడ దేన్ని తెలియజేస్తుందయ్యా అంటే గొప్ప మాట చెప్తున్నారు శంకరుల వారి. తూ అనే మాట ఎలా చక్కగా పక్కన పెట్టారో చూడండి. తుశబ్ద పూర్వపక్ష వ్యావృత్యర్థ అన్నారు. అంటే తుశబ్దము పూర్వపక్షాన్ని నిరాకరిస్తున్నది. పూర్వపక్షం అంటే బ్రహ్మమును తెలియజేయడం లేదు అనేటువంటి అద్వైత విరోధ వాక్యములన్నింటినీ కూడా ఇది నిరాకరిస్తున్నది తుశబ్దము చేత. అవన్నీ పక్కకు తోసేసి శాస్త్రములన్నీ బ్రహ్మమునే తత్తునే ప్రతిపాదిస్తున్నాయి అనే విషయాన్ని చెప్పారు. ఈ తత్తు సమన్వయాత్ అనే దానికే బోలుడంతో వ్యాఖ్యానం చేశారండి శంకర భగవత్పాదులు వారు. ఎందుకంటే నాలుగు సూత్రాల్లో చివరిది, ఇది చతుస్సూత్రిలో చివరిది కదా, ఇదంత ముఖ్యమైనది అన్నమాట. దీని సమన్వయంలోనే అంటే సమన్వయ సూత్రానికి సమన్వయం చేయడంలోనే శంకర భగవత్పాదులు వారు తర్వాత తర్వాత రాబోయే అధ్యాయాలన్ని అంశాలు ఇక్కడ క్లుప్తంగా చర్చ చేసేసారు. కనుక ఈ చతుస్సూత్రి ఎలాంటిదంటే రామాయణంలో బాలరామాయణం లాంటిదండి. బాలరామాయణం చెప్పుకుంటే మొత్తం రామాయణ కథ అంతా తెలిసిపోతుంది, అవునా లేదా? అలా ఉంటుంది ఇక్కడ. అలా చతుస్సూత్రిని మొత్తం బ్రహ్మసూత్ర సారభూతం అనిపించేటట్టు చేసిన వాడు శంకర భగవత్పాదులు వారిది. ఇంకేం కావాలండి? ఇప్పుడు నేను నాలుగు ఒక్కసారి చెప్తాను సింపుల్గా. మొట్టమొదటి ఏం చెప్పారు? అథాత బ్రహ్మ జిజ్ఞాస, అథాతో బ్రహ్మ జిజ్ఞాస అయింది. అంటే బ్రహ్మము గురించి విచారణ చెయ్యాలి. ఎవరు అధికారం సంపాదించుకున్నవారు ఇంకా వేటి వల్ల మార్గాంతరము లేదు, ఇదే తరింపజేస్తుంది, నాణ్యపంథా విద్యతే ఏనాయ అని నిర్ణయించుకుని కూర్చున్నాం బ్రహ్మ జిజ్ఞాసకి. ఎవరయ్యా బ్రహ్మము? సృష్టి స్థితిలన్నీ ఎవరి వలన జరుగుతున్నాయో అతడే బ్రహ్మము. ఎంత సింపుల్, ఎంత చక్కటి సైంటిఫిక్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ. బ్రహ్మము గురించి విచారణ చేయి. బ్రహ్మం అంటే ఏమిటి? సృష్టి స్థితిలన్నీ ఎవరి వల్ల జరుగుతున్నాయో అతడే బ్రహ్మము. అని ఎలా తెలుసుకోగలం? శాస్త్రముల ద్వారా తెలుసుకోగలవు. ఇప్పుడు మీరు నాలుగు వాక్యాలు ఇలాగే రాసుకోండి తెలుగులో, అయిపోయింది నాలుగు సూత్రాలు. ఎంత అందంగా ఎంత స్పష్టంగా చెప్పాడు బాదరాయణుడు, శాస్త్రముల ద్వారా తెలుసుకోగలవు అని. శాస్త్రాల ద్వారానే ఎందుకు తెలుసుకోవాలి? శాస్త్రములు ఆయన్నే చక్కగా తాత్పర్యముగా చెప్తున్నాయి గనక, శాస్త్రముల తాత్పర్యమే ఆయన గనక నువ్వు ఆయన్ని శాస్త్రముల ద్వారానే తెలుసుకోగలవు. తత్తు సమన్వయ అర్థమైపోయిందండి నాలుగు సూత్రం. ఎంత చక్కటి కనెక్టివిటీ, ఎంత చక్కటి కనెక్షన్, ఎంత అందమైన మాట చూపించాడు. కనుక ఈ నాలుగు సూత్రముల్లోనే కావలసినంత ఉన్నది. ఇప్పుడు మనం శాస్త్రములన్నీ బ్రహ్మమును ఎలా చెప్పాయనే తెలుసుకోవాలి ఇక్కడ. మరి శాస్త్రాల్లో చాలా ఉన్నాయి కదండి. శాస్త్రము అంటే ఇక్కడ ఒకటేనండి, వేదాంత శాస్త్రమే తీసుకోవాలి. అంత పక్కనంతా తీసేయమని నేను చెప్పట్లేదు, కానీ అక్కర్లేదు ఇక్కడ. ఏది వేదములో చెప్పబడిన కర్మ ఉపాసన పక్కన తీసేయాలి, ఇక్కడ మాత్రం కావాల్సింది వేదాంత శాస్త్రమే. వేదాంత శాస్త్రమే ఇక్కడ ప్రమాణంగా మనం తీసుకుని, ఇక్కడ నుంచి చెప్పేది వేదాంత శాస్త్రమే. అంటే ఋగ్వేదంలో ప్రథమ మండలంలో ఏం చెప్పారు, యజుర్వేదంలో ఫలానా చోట ఏం చెప్పారు మనకొద్దు, అనువాకాల్లో ఏం చెప్పారు, మండలాల్లో ఏం చెప్పారు పక్కన పెట్టి, ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు, ఉపనిషత్తులే వేదాంతం కదా. కనుక ఇక్కడ నుంచి శాస్త్రము సమన్వయము అంటే వేదాంత శాస్త్రమే తీసుకోవాలి ప్రమాణం. కనుక ఇప్పుడు తెలిసిపోయింది కదా. అందుకే శంకరులు ఏ ఉటంకింపు ఇచ్చినా వేదాంత శాస్త్ర ఉటంకింపులు ఇచ్చారు. ఉటంకించడం అంటే తెలుసు కదా, కోటే కోట్ చేయడం. ఆయన కోట్ చేసినవన్నీ ఉపనిషత్ వాక్యాలు. అంటే నేను మళ్ళీ పూర్వకాండలోకి వెళ్ళిపోలేదు, కన్ఫ్యూజ్ చేయలేదు. ఆయన దగ్గర ఉన్నది గొప్ప విషయం అది. అది వ్యామిశ్రేణి వాక్యాన అన్నట్టు అది ఇది కలిపేసి అయోమయంలో పడేడు ఆయన. అదే తీసుకొచ్చి దాన్ని చెప్పేటప్పుడు అదే చెప్తాడు. ప్యూర్ అందిస్తాడండి, పిండి పిండి ప్యూర్ జ్యూస్ ఇచ్చేస్తాడు. అంత ఘాటు జ్యూస్ తాగలేక మన కళ్ళు తిరుగుతూ ఉంటాయి, డైల్యూట్ చేసుకోవాలని తాపత్రయపడుతుంటాం, వచ్చింది బాధ. ఆయన మాత్రం అసలు ఎసెన్స్ దించి ఇచ్చేస్తాడు మహానుభావుడు. అందుకే శాస్త్రం అంటే వేదాంతమే, అది గుర్తుపెట్టుకోండి. వేదాంతములన్నీ ఆయన్నే తాత్పర్యముగా చెప్తున్నాయి. భిన్న భిన్న వాక్యములుగా కనబడుతున్న వాటి తాత్పర్యము తత్తే, అదే వేదములకు లక్ష్యము, అదే వాటికి అర్థం. వీటికి వేదములు కంటే ఇక్కడ వేదాంతములకే అనుకోండి, ఇంకేం లేదు. కనుక వేదాంతములకి లక్ష్యము అర్థము ఏమిటి, అదే అదే బ్రహ్మ విద్య. అదే అంటే ఇది తత్తే, తత్పదమే లక్ష్యము అర్థము. తత్పదమే లక్ష్యముగా అర్థముగా చెప్పబడుతున్నది ఏదో అదే బ్రహ్మము. కనుక చితిస్తత్పద లక్ష్యార్థ చిదేక రసరూపిణి, వెళ్ళిపోయాం అక్కడ ఇదే, అక్కడ కూడా ఇదే, ఎక్కడైనా ఇదే, అక్కడ కూడా ఇదే అని రేపు మీరు లలితాశాస్త్రం చదువుడు ఫీల్ అయితే బ్రహ్మసూత్రాలు అందినట్లే. అక్కడ ఇవే చెప్తాడు, ఎక్కడైనా ఒకటే. కనుక అప్పుడు చెప్పాడండి, తర్వాత ఇది చెప్పాడు కదా, అక్కడ కూడా ఇదే. అప్పుడు అక్కడ అందుకోలేకపోయాం, ఇప్పుడు దీని సహాయంతో అక్కడ అందుకోవడానికి ప్రయత్నిద్దాం. అందుకే ఇక్కడికి వచ్చేస్తే మనం అక్కడ కూడా అందుకోవచ్చు. కనుకనే మన యొక్క సాధన శాస్త్రములన్నీ కూడా భక్తిలో కూడా ఇదే కనబడుతుంది. అటువంటి దివ్యమైన చతుస్సూత్ర స్వరూపమైన విద్య చూసారా, నిన్న ఒక్క సూత్రం నడవడం కష్టమైంది, ఇవాళ మొత్తం నాలుగు సూత్రాలు చకచకా నడిచిపోయి. ఎవరి మహిమిది? ఊదేవాడి మహిమ మనం చెప్పుకున్నాం కదా. మనం ఎవడున్నాడు దూరిపోయేమో అఘాసురుల్లోకి, వాడి మహిమ ఇదంతా కూడా. కనుకనే చతుస్సూత్రాలు పూర్తి అయిపోయా, నాలుగో సూత్రం మిగిలిపోయింది మీకు. సూత్రం చెప్పి ఊరుకున్నాడు, మొత్తం వేదాంతం అంతా అన్ని సమన్వయించుతున్నది అని చెప్పి ఊరుకుని పోయాం. ఎలా సమన్వయిస్తోంది, ఎక్కడెక్కడ ఎలా సమన్వయిస్తోంది తెలుసుకోవాలి. మరి వేదాంత వాక్యాలు కర్మలా కనిపించేవి కొన్ని ఉన్నాయి కదా, చెయ్యు ఇలా చెయ్యు, ధ్యానము కర్మ ఇవేమీ అక్కర్లేదు. బ్రహ్మ విచారణ మార్గంలో తెలుసుకోవడమే పరమాత్మని. తెలుసుకోవడం కర్మ కాదా? కాదు. ఎందుకంటే ఒక విషయాన్ని తెలుసుకుని దాన్ని మళ్ళీ వినియోగించడం జరిగినప్పుడు దాని కర్మ అంటావు, అంతే కదండి. ఒక యజ్ఞం గురించి తెలుసుకున్నావు, తెలుసుకున్నంత మాత్రం లాభం ఉంది, యజ్ఞాన్ని నువ్వు చేస్తే కదా అవుతుంది. కానీ వేదాంతం గురించి అలా కాదు, అది తెలుసుకుంటే తెలుసుకోవడమే అదే మోక్షం మొరగట్లేదు అన్నాడు. అంటే వినడం కాదండి బాబు, తెలుసుకోవడం రెండుకున్నది కదా. ఎలాగా? దీన్ని జాగ్రత్తగా సమన్వయించుకుంటూ అక్కడికి వచ్చినప్పుడు ఇంక నల్లేరు మీద బండి నడక కాదు. క్షురస్య ధార కఠోపనిషత్తులో చెప్తాడు అది ఏమిటని, కత్తి పదుని మీద నడక లాంటిది. ఇక్కడ నుంచి చాలు, పదుని మీద నడక ఇక్కడ పట్టుకుంటాడండి. ఇంకా ఇన్ని ఇటు అటు క్వశ్చన్లు వేసి పీకే వాళ్ళు, ఇందాక 9 మంది చెప్పారు కదా, ఈ 9 మళ్ళీ తయారవుతున్నారు. ఏమిటి చెప్తావయ్యా వేదాంతంలో? నువ్వు ధ్యానం చేయాలి, యజ్ఞం చేయాలి, పూజ చేయాలి, ఇవాళ ఎలాంటి వాక్యాలు వేదాంతంలో కూడా అలాగే ఉన్నాయి అంతే. మీరు చెప్పిన ఆ మాటలకి దీనికి సంబంధం లేదు, ఇక్కడ చెప్తున్నది వేరు. బ్రహ్మము నువ్వు మాటలతో తెలుసుకోలేవు, ధ్యానంతో తెలుసుకోలేవు, కర్మతో తెలుసుకోలేవు. మరి దీంతో తెలుసుకోలేవు తెలుసుకోలేవు మరి జిజ్ఞాసు ఎందుకండి బాధ? అదేంటో చెప్తాను నేను మీకు. అసలు ఇంకో దీనిలో కన్వీనియంట్ ఉంది, మనం కష్టం అనుకుంటాం కానీ అసలు ఏ కష్టపడకుండా ఇదే తెలుసుకోవచ్చు. యజ్ఞం చేయాలంటే బోళ్ళు సమకూర్చుకోవాలి, మళ్ళీ ఎక్కడో తేడా వస్తే పురం, అది ఇదైతే తెలుసుకుంటే ముక్తి, ఇదే సులభంగా ఉంది. దీన్ని జపమాల తెప్పక్కర్లే. దేనికి? జ్ఞానానికి. కానీ జ్ఞానం రావడానికి కావలసిన చిత్తశుద్ధి రావడానికి జపాలు తెప్పాలి. ఇలా అన్నాం కదా అని నిన్న చెప్పారు కనుక వాళ్ళు జపం చేయలేదని రేపు అనర్థం పడలేదు, నాకు పాపం వస్తుంది. ఎక్కడ ఎక్కడ ఏది తీసుకోవాలో చెప్పండి. కానీ మనం చెప్తే శుద్ధ జ్ఞానం, శుద్ధ జ్ఞానం దగ్గరికి వెళ్ళిన వాడి సంగతి, ఇదంతా వాడి సంగతి, వాడి సంగతి, వాడి గోళ. ఆ బ్రహ్మజ్ఞానం దగ్గరికి వచ్చేవాడి గోళ. బ్రహ్మమని బ్రహ్మముగా తెలుసుకున్నట్టుకు ఇదంతా కూడా. మరి మిగిలినవో మరి అవన్నీ వేదం చెప్పలే చిత్తశుద్ధికి. ఇది గుర్తుపెట్టుకోండి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. మరి మీరే అన్నారు కదండి కర్మకి జ్ఞానానికి పొంతం లేదని. ఎప్పుడు? జ్ఞానం లభించాక. అది ఇది రెండు కుదరదు. కానీ జ్ఞానం పొందక ముందు కర్మ ఒకటి ఉంటుంది, కానీ జ్ఞానం పొందడం కోసం కర్మ ఒకటి ఉంటుంది. రెండుకి చాలా తేడా ఉంది, ఇది జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సాధకులకు పనికొస్తుందని చెప్తున్నాను నేను. ఇక్కడ జ్ఞానానికి సహకరించే కర్మ ఒకటి, జ్ఞానానికి సహకరించని కర్మ ఒకటి ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇహలోక పరలోక సుఖాన్ని దృష్టిలో పెట్టుకుని బోలుడని కర్మలు చేసుకుంటూ పోతే ఇదంతా పోగై ఇక్కడ అక్కడ తిప్పుతూ ఉంటుంది, కానీ మోక్షం ఇవ్వదు. ఇదే కదా చెప్పాడు, ఇది జ్ఞానానికి అపకారి కర్మ. జ్ఞాన సహకారి కర్మ అంటే కర్మకు అంటుకోకుండా ఫలం భగవదర్పణం చేసుకుంటూ ధర్మబద్ధంగా జీవిస్తూ ఆ భక్తిభావంతో దాన్ని చేయగలిగితే ఆ కర్మ చిత్తశుద్ధి హేతు అవుతున్నది. మరి ఉపాసన అది కూడా కర్మే. వేదం కర్మకాండ, జ్ఞానకాండ, భక్తికాండ, ఉపాసనాకాండ చెప్పింది అంటారు, కానీ ఈ మాట ఎవరన్నారు? తర్వాత వచ్చిన శాస్త్రాలు ఇవన్నీ పెట్టారండి, కానీ వేదానికి సంబంధించిన శాస్త్రంలో రెండే కాండలు ఉన్నాయని చెప్పింది. మీరే యజ్ఞం చేసేటప్పుడు చిట్ట చివరి అగ్నిహోత్రుడికి నమస్కరించేటప్పుడు ఎప్పుడైనా చూసారా హోమాలు చేసేటప్పుడు? కాండద్వయోపపాద్యాయ అంటారు, కాండద్వయం చేత చెప్పబడే బ్రహ్మమా నీకు నమస్కారం అని అగ్నిహోత్రుడికి చెప్తారండి. కాండద్వయమే కర్మకాండ, జ్ఞానకాండ రెండే. ఉపాసనాకాండ కూడా కర్మయే, ఉపాసన కూడా కర్మయే, గుర్తుపెట్టుకోండి. భక్తితో కూడిన ఉపాసన వేరు, మళ్ళీ భక్తి డిఫరెంట్, ఇట్స్ డిఫరెంట్. భక్తి గురించి చెప్పాడు నారదుడు లాంటిది, అది అక్కడ రావణ సభలోకి వచ్చి కూర్చుంటుంది, తినక దశర సభకు కూడా వెళ్తుంది, అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ఎందుకు వచ్చావు అని ఇద్దరు అందరూ ఇద్దరే యాక్సెప్ట్ చేస్తారు. అలాంటిది భక్తి అనేది ఇక్కడ కర్మకాండ దగ్గరికి వెళ్తుంది, ఉపాసనకాండ దగ్గరికి వెళ్తుంది, జ్ఞానకాండ దగ్గరికి వెళ్తుంది. ఎవళ్ళోకి వెళ్ళినా ఎక్కడ ఎలా ఉండాలో జాగ్రత్తగా ఉంటుంది. కానీ దాని చిత్రమైన నారదుడి లక్షణం తెలుసా? ఈ రాక్షుడి దగ్గరికి వెళ్ళి వాడిని ఫ్రెండ్గా చేసి మరింత రాక్షుడిగా చేయడు, ఈ రాక్షుడి దగ్గరికి వచ్చి వాడిని నానా గోళా పెట్టించి తీసుకెళ్ళి రాముడి దగ్గర ఎవరుగా నిద్రపోడు. అలాగే ఈ భక్తి గారు ఉన్నారే, ఈ భక్తి కర్మ దగ్గరికి వచ్చినా ఉపాసన దగ్గరికి వచ్చినా నేను ఉన్నాలే అంటుంది. అమ్మా అంత బాగుందండి, భక్తి రాగానే చల్లబడుతుందండి, కర్మ చల్లబడుతుంది, ఉపాసన చల్లబడుతుంది. అదేం చేసింది తెలుసా? కూర్చొని పెద్ద నారదులాగా ఈ కర్మని ఉపాసనని నెమ్మదిగా లాక్కుని వచ్చి తీసుకుని జ్ఞానంలో పడేస్తున్నారు చేసే పని. అదండి దీనికి ఉన్న లక్షణం. కానీ భక్తి ఇస్ డిఫరెంట్, నేను కర్మలో కలపద్దు ఉపాసనలో కలపద్దు, అది డిఫరెంట్, అది అర్థం చేసుకోలేం. అది అర్థం చేసుకుంటే మన నారదుడు కాళ్ళు పట్టుకుంటే భక్తి సూత్రాల్లో తెలిసింది. ఇక్కడ కాదు, ఇక్కడ నేను చెప్పేటప్పుడు అక్కడ దాన్ని తక్కువ చేయట్లేదు, దాన్ని చెప్పేటప్పుడు దీన్ని తక్కువ చేయట్లేదు, ఇది గుర్తుపెట్టుకోండి. నేను అది చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళమే, ఇది చెప్పి మళ్ళీ అది చెప్పడానికి సిద్ధంగా ఉన్నవాళ్ళమే. ఏది పడితే చెప్పేవాళ్ళు మీకు హృదయం లేదా అని అనద్దు. ఇవన్నీ చెప్పిన వ్యాసుడిది ఎలాంటి హృదయమో, ఆయన కాళ్ళు పట్టుకున్న మాది అలాంటి హృదయమే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అసమన్వయం, మళ్ళీ అక్కడ ఆ సమన్వయం కావాలి. అన్ని బ్రహ్మమునందు సమన్విస్తాయి. ఈ మాట ఎవరు చెప్తారో తెలుసా? భాగవతంలో శృతి గీతలని దశమాధ్యాయంలో వస్తుంది. పరమ రహస్యమైన అందమైన గీతలు అండి శృతులు, వేదములు గీతలు పలుకుతాయట. ఎంత అందంగా ఉంటాయి తెలుసా? ఈ మధ్య భగవాన్ నాకు 9 రోజుల పాటు శృతి గీతలు వ్యాఖ్యానించుకునే భాగ్యం ఒక ఊరు వాళ్ళు నాకు కల్పించారు. ఇలా నాకు చదువుకోవడానికి, అధ్యయనం చేయడానికి, మననం చేసుకోవడానికి ఈ నిర్వాహకులు సహకరిస్తుంటారు. అందుకే వాళ్ళని నేను ప్రథమ ప్రధాన గురుస్వరూపాలుగా నమస్కరించుకుంటూ ఉంటాను. వారి నిమిత్తంగా భగవంతుడు నాకు చేతి పనులన్నీ చేస్తుంటాడు. ఆ శృతి గీతల్లో నాకు బ్రహ్మసూత్రాలు కనబడ్డాయి, బ్రహ్మసూత్రాలు శృతి గీతలు కనబడ్డాయి. ఇది విరుద్ధం కాదు. అక్కడ శృతులు గీతలు పలుకుతున్నాయట. ఏమనంటే మా యొక్క పరమతాత్పర్యం నీ గురించి చెప్పడమే అని వేదాలు డిక్లేర్ చేస్తాయి శృతి గీతల్లో. సుఖయోగిందులు చెప్తారు ఈ రహస్యం. ఎంత అద్భుతమైన గీతలు అవి, చాలా బాగుంటాయిలేండి. అక్కడ ఈ మాట ఉంది, తత్వ సమన్వయాత్ అక్కడ ఉందండి, అందుకు నేను చెప్తున్నాను ఇక్కడ అక్కడ ఉన్నది. కనుకనే కాండద్వయమే కర్మకాండ, జ్ఞానకాండ. కానీ జ్ఞానకాండమైన వేదాంతము పరమాత్మ ఇలా చెప్తున్నది అనేది ఇక్కడ. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఇదే మనం ప్రధానంగా తీసుకోవాలి. కనుక జ్ఞాన సహకారి కర్మ ఏది? ఈ రెండింటినీ కలిపి మనకి విద్యారణ్యులు లాంటి మహర్షులు చక్కటి సమన్వయం చేశారండి. వారు కాళ్ళు పట్టుకోవాలి. మహాత్ములు వేదాంత పద్ధతి ఇచ్చారు, ఇచ్చారు ఇంకా చాలా గ్రంథాలు ఇచ్చారు. ఒక చోట ఒక మహాత్ముడు అంటాడు, చిత్తస్య శుద్ధయే కర్మ, చిత్తశుద్ధి కర్మ చిత్త ఏకాగ్రతకు ఉపాసన. ఒకటే మాట, చిత్తం శుద్ధి కావడం కోసం ఇందాక చెప్పిన జ్ఞాన సహకారి కర్మ, చిత్త ఏకాగ్రత కోసం భక్తితో కూడిన ఉపాసన. జాగ్రత్తగా చూడండి ఇక్కడ, అర్థమైంది కదా? ఈ రెండుట మనల్ని ఈ పరమాత్మతత్వం సూటుగా తీసుకుపోయేలా చేస్తుంది. మీరు చెప్తున్నారు కానీ మన ఏకాగ్రత కుదరలేదంటే ఉపాసన పండలేదు అని అంతమన్నమాట. కనుక ఉపాసన సహకారం ఎంతవరకు అంతవరకు. అందుకే ఉపనిషత్తులు కూడా ఉపాసనని చెప్పాయి. అదే తర్వాత పూర్వపక్ష అంటాడు, మీరు కూడా ఉపాసనలో కర్మలో చెప్పారు కదండి అయ్యా మీ వేదాంతంలో, మరి మీరు తీసుకొచ్చి బ్రహ్మమే చెప్పింది ఎలా చెప్తారు అంటే ఉపాసన కూడా చెప్పామయ్యా, అదేమి మీ విరోధం అనలేదు, కానీ దానికి అక్కడికి అంతవరకే ప్రయోజనం. కానీ అదే ఇక్కడ దాకా తీసుకొస్తుందని మేము చెప్పలేదు. చాలా జాగ్రత్తగా చూడండి, బ్రహ్మ జ్ఞానానికి ఉపాసన అక్కర్లేదు, కానీ అక్కడ దాకా తీసుకెళ్ళడానికి ఇలాంటి ఉపాసన సహకరిస్తుంది. సమన్వయం జాగ్రత్త కావాలి. ఈ సమన్వయ సూత్రం కూడా ఎవరు బట్టి తీసుకున్నాం మనం? విద్యారణ్యాది మహర్షులు బట్టి తీసుకున్నాం. కానీ చిత్తశుద్ధికి కర్మ, చిత్త ఏకాగ్రతకి ఉపాసన, ఇది జాగ్రత్తగా కావాల్సింది. కనుక మనం తత్వ సమన్వయాది దగ్గర నుంచి సర్వమార్గ సమన్వయం జాగ్రత్తగా చేసుకుంటూ వేదాంత శాస్త్రములు పరమాత్మని చెప్పడమే వాటి తాత్పర్యము అనేది సూత్రానికి అర్థం. ఎలా తాత్పర్యంగా చెప్తున్నాయో రేపటి రోజున మనం సవివరంగా తెలుసుకుందాం. సర్వం శ్రీ జగదంబా చరణారవిందార్పణమస్తు. స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయం తాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షత పర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోయం క్షోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయాః. అపుత్రా పుత్రణశ్శంతు పుత్రణశ్శంతు పౌత్రిణః. అధనా సధనా సంతు జీవంతు శరదాంశతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే. చక్రవర్తి తనూజాయ సర్వభూమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం. దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద.